అథ చతుర్థకాండే చతుర్థ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. రశ్మిరస్తసి రశ్మిరశ్మిరశిక్షయాక్షయాసి రశ్మిరశిక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయాక్షయంజన్వక్షయన్వాక్షయంజన్వక్షయంక్షయంజన్వక్షయంక్షయంజన్వక్ప్రేతి ప్రేతిరసి ధర్మాయ ధర్మాయాసి ప్రేతి ప్రేతిరసి ధర్మాయ ధర్మాయాస్యసి ధర్మాయ త్వా ధర్మాయాస్యసి ధర్మాయ త్వా ధర్మాయ ధర్మాయ త్వా ధర్మం ధర్మం త్వా ధర్మాయ ధర్మాయ త్వా ధర్మం ధర్మం త్వా ధర్మం జన్మ జన్మ ధర్మం ధర్మం జన్వాన్ వితిరం వితర్జన్మ ధర్మం ధర్మం జన్వాన్ జన్వాన్ వితిరం వితర్జన్మ జన్వాన్ వితిరస్యస్యన్ వితర్జన్మ జన్వాన్ వితిరసి అన్వితిరస్యస్యన్ వితిరన్ వితిరసి దివేస్యన్ వితిరన్ వితిరసి దివేరిత్యనో అసి దివే దివేస్యసి దివే త్వా త్వా దివేస్యసి దివే త్వా దివే త్వా త్వా దివే దివే త్వా దివం దివం త్వా దివే దివే త్వా దివం సంధిరస్యంతరిక్షాయాసి రాత్రి అస్సి నువా నువాసి రాత్రి అనువేద్యనో రాత్రియే రాత్రియా అశ్వసి రాత్రియై రాత్రియా అశ్వసి రాత్రియై రాత్రియై రాత్రియై రాత్రియై రాత్రిగో రాత్రిం రాత్రియై రాత్రియై రాత్రిం రాత్రిగో రాత్రిం రాత్రిం జన్మ జన్మ రాత్రిం రాత్రిం జన్మ రాత్రిం జన్మ జన్మ రాత్రిగో రాత్రిం జన్మోషి కుషిక్ జన్మ రాత్రిగో రాత్రిం జన్మోషక ఓషి కుషిక్ జన్మ జన్మోషికస్యుషిక్ జన్మ జన్మోషికసి జన్మ ప్రకేత ప్రకేతో జన్మవసో జన్మ ప్రకేత ప్రకేత ప్రకేతో జన్మ జన్మ ప్రకేతో ప్రకేతో జన్మ జన్మ ప్రకేతో ప్రకేత ప్రకేతో రుద్రేభ్యో రుద్రేభ్యో ప్రకేత ప్రకేతో రుద్రేభ్యేత ఇది ప్రాకేత రుద్రేభ్యో రుద్రేభ్యో రుద్రేభ్య స్వాత్వా రుద్రేభ్యో రుద్రేభ్య స్వాభ్య స్వాత్వా రుద్రేభ్యో రుద్రేభ్య స్వా రుద్రాన్ రుద్రాన్ త్వా రుద్రేభ్యో రుద్రేభ్య స్వా రుద్రాన్ రుద్రాన్ జన్మ జన్మ రుద్రాన్ రుద్రాన్ జన్మ జన్మ జన్మ రుద్రాన్ రుద్రాన్ జన్మ సుదీతి సుదీతిర్జన్మ రుద్రాన్ రుద్రాన్ జన్మ సుదీతి సుదీతిర్జన్మ జన్మ సుదీతిరస్యసి సుదీతిర్జన్మ జన్మ సుదీతిరసి సుదీతిరస్యసి సుదీతి సుదీతిరస్యాదిత్యేభ్య ఆదిత్యేభ్యోసి సుదీతి సుదీతిరస్యాదిత్యేభ్య ఆదిత్యేభ్యోసి సుదీతి ఆదిత్యేభ్య ఆదిత్యేభ్యోస్యాదిత్యేభ్య స్వాత్వాదిత్యేభ్యోస్యాదిత్యేభ్య స్వాదిత్యేభ్య స్వాత్వాదిత్యేభ్య ఆదిత్యేభ్య స్వాదిత్యానాదిత్యాన్ ఆదిత్యేభ్య ఆదిత్యేభ్య స్వాదిత్యానాదిత్యాన్ ఆత్వాదిత్యాన్ జన్మ జన్మాదిత్యాన్ ఆత్వాదిత్యాన్ జన్మ ఆదిత్యాన్ జన్మ జన్మాదిత్యానాదిత్యాన్ జన్మౌజ ఓజో జన్మాదిత్యానాదిత్యాన్ జన్మౌజ జన్మౌజ ఓజో జన్మ జన్మౌజోస్యోజో జన్మ జన్మౌజోసి ఓజోస్యోజ ఓజోసి పితృభ్య పితృభ్యోస్యోజ ఓజోసి పితృభ్య పితృభ్య పితృభ్యోస్యసి పితృభ్య స్వా పితృభ్యోస్యసి పితృభ్య స్వాభ్య స్వా పితృభ్య పితృభ్య స్వా పితృన్ పితృభ్య స్వా పితృభ్య పితృభ్య స్వా పితృ పితృభ్య ఇది పితృభ్యన్ పితృభ్య స్వా పితృన్ జన్మ జన్మ పితృభ్య స్వా పితృన్ జన్మ జన్మ జన్మ పితృన్ పితృన్ జన్మ తంతుస్తంతుర్జన్మ పితృన్ పితృన్ జన్మ తంతు వదంతుస్తంతుర్జన్మ జన్మ తంతురస్య సిదంతుర్జన్మ జన్మ తంతురసి తంతురస్య సిదంతుస్తంతురసి ప్రజాభ్య ప్రజాభ్యో సిదంతుస్తంతురసి ప్రజాభ్య ప్రజాభ్య ప్రజాభ్యోస్యసి ప్రజాభ్య స్వా ప్రజాభ్యోస్యసి ప్రజాభ్య స్వాభ్య స్వా ప్రజాభ్య ప్రజాభ్య స్వా ప్రజా ప్రజాస్వా ప్రజాభ్య ప్రజాభ్య స్వా ప్రజాభ్య ఇది ప్రజాభ్య ప్రజా ప్రజాస్వా ప్రజా జన్మ జన్మ ప్రజాస్వా ప్రజా జన్మ జన్మ జన్మ ప్రజా ప్రజా జన్మ ప్రతనాషాట్ ప్రతనాషాట్ జన్మ ప్రజా ప్రజా జన్మ ప్రతనాషాట్ ప్రజాషాట్ ప్రతనాషాట్ జన్మ జన్మ ప్రతనాషాడస్యసి ప్రతనాషాట్ జన్మ జన్మ ప్రతనాషాడసి ప్రతనాషాడస్యసి ప్రతనాషాట్ ప్రతనాషాడసి పశుభ్య పశుభ్యోసి ప్రతనాషాట్ ప్రతనాషాడసి పశుభ్యశుభ్య పశుభ్యోస్యసి పశుభ్య పశుభ్యస్వా పశుభ్య పశుభ్యస్వా పశోన్ పశోన్ త్వా పశుభ్య పశుభ్యస్వా పశో పశోన్ పశోన్ త్వా పశోన్ జన్మ జన్మ పశోన్ త్వా పశోన్ జన్మ పశోన్ జన్మ జన్మ పశోన్ పశోన్ జన్మ రేవద్రేవజ్జన్మ పశోన్ పశోన్ జన్మ రేవత్ రేవద్రేవజ్జన్మ జన్మ రేవదస్యసి రేవజ్జన్మ జన్మ రేవదసి రేవదస్యసి రేవద్రేవదస్యోషధీభ్య ఓషధీభ్యోసి రేవద్రేవదస్యోషధీభ్య ఔషధేభ్య ఔషధేభ్యోస్యస్యోషధేభ్య స్వాత్వౌషధేభ్యోస్యస్యోషధేభ్య స్వాషధీభ్య స్వాత్వౌషధీభ్య ఔషధీభ్య స్వౌషధీరోషధీ స్వౌషధీభ్య ఔషధీభ్య స్వౌషధీ నిరోహ నిరోహ దేవా అధిపతయో దేవాస్తే దేవా అధిపతయః దేవా అధిపతయోధిపతయో దేవా దేవా అధిపతయ ఇంద్ర ఇంద్రోధిపతయో దేవా దేవా అధిపతయ ఇంద్ర ఇంద్ర ఇంద్రోధిపతయోధిపతయ ఇంద్రో హే దీనా గుహే దీనామింద్రోధిపతయోధిపతయ ఇంద్రో హే దీనా అధిపతయ ఇత్యాదేపతయ హే దీనా గుహే దీనామింద్ర ఇంద్రో హే దీనాం ప్రతిధర్త ప్రతిధర్త హే దీనామింద్ర ఇంద్రో హే దీనాం ప్రతిధర్త దీనాం ప్రతిధర్త ప్రతిధర్త హే దీనా గుహే దీనాం ప్రతిధర్త పంచదశ పంచదశ ప్రతిధర్త హే దీనా గుహే దీనాం ప్రతిధర్త పంచదశ పంచదశ పంచదశ ప్రతిధర్త ప్రతిధర్త పంచదశ స్వాత్ పంచదశ ప్రతిధర్త ప్రతిధర్త పంచదశ స్వాతిధర్తేతి ప్రతిధర్త పంచదశ పంచదశ స్వా స్తోమ స్తోమ స్వా పంచదశ పంచదశ స్వా స్తోమ పంచదశ ఇతి పంచదశ స్తోమ స్తోమ స్వా స్తోమ పృథివ్యాం పృథివ్యా స్తోమ స్వా స్తోమ పృథివ్యా పృథివ్యాం పృథివ్యాగుస్తోమ స్తోమ పృథివ్యాగుశ్రయతు శ్రయతు పృథివ్యాగుస్తోమ స్తోమ పృథివ్యాగుశ్రయతు పృథివ్యాగుశ్రయతు శ్రయతు పృథివ్యాం పృథివ్యాగుశ్రయతు ప్రఉగం ప్రఉగగ్గుశ్రయతు పృథివ్యాం పృథివ్యాగుశ్రయతు ప్రఉగం శ్రయతు ప్రఉగం ప్రఉగగ్గుశ్రయతు శ్రయతు ప్రఉగముక్తముక్తం ప్రఉగగ్గుశ్రయతు శ్రయతు ప్రఉగముక్తం ప్రఉగముక్తముక్తం ప్రఉగం ప్రఉగముక్తమవ్యథయద వ్యథయదుక్తం ప్రఉగం ప్రఉగముక్తమవ్యథయద వ్యథయదుఃఖముఖమవ్యథయత్స్తభ్నాదుస్తభ్నాత్వవ్యథయదుఃఖముఖమవ్యథయత్స్తభ్నాదు బృహత్ బృహత్స్తభ్నాత్వవ్యథయదవ్యథయత్స్తభ్నాదు బృహత్ స్తభ్నాదు బృహత్ బృహత్స్తభ్నాదుస్తభ్నాదు బృహత్ సామ సామ బృహత్స్తభ్నాదుస్తభ్నాదు బృహత్ సామ సామ సామ బృహత్ బృహత్ సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సామ బృహత్ బృహత్ సామ ప్రతిష్ఠిత్యై సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సామ సామ ప్రతిష్ఠిత్యై సమ్రాట్ సమ్రాట్ ప్రతిష్ఠిత్యై సామ సామ ప్రతిష్ఠిత్యై సమ్రాట్ ప్రతిష్ఠిత్యై సమ్రాట్ సమ్రాట్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సమ్రాటస్య సమ్రాట్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సమ్రాటసి ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై సమ్రాటస్య సమ్రాట్ సమ్రాటసి ప్రతీచీ ప్రతీచ్యసి సమ్రాట్ సమ్రాటసి ప్రతీచీ సమ్రాటితి సమ్రాట్ ప్రతీచీ ప్రతీచ్యస్యసి ప్రతీచీ దిక్ దిక్ ప్రతీచ్యస్యసి ప్రతీచీదిక్ పృథివ్యాగుశ్రయతు పృథివ్యాగుశ్రయతు మరుత్తదీయం మరుత్తదీయగ్గుశ్రయతు పృథివ్యా పృథివ్యాం పృథివ్యాశ్రయమరుత్వదీయం శ్రయమరుత్వదీయం మరుత్వదీయగ్గుశ్రయదు శ్రయమరుత్వదీయముఖముఖం మరుత్వదీయగ్గుశ్రయదు శ్రయమరుత్వదీయముఖం మరుత్వదీయముఖముఖం మరుత్వదీయం మరుత్వదీయముఖమవ్యథయదవ్యథయదుఃఖం మరుత్వదీయం మరుత్వదీయముఖమవ్యథయద్యథయదుఃఖముఖమవ్యథయత్ స్తబ్నాదు స్తబ్నాత్వవ్యథయదుఃఖముఖమవ్యథయత్ స్తబ్నాదు స్తబ్నాద్వ్యథయద్యథయత్స్తభ్రాదు వై రూపం వై రూపగ్స్తభ్రాద్వ్యథయద్యథయత్స్తభ్రాదు వై రూపం స్తభ్రాదు వై రూపం వై రూపగ్స్తభ్రాదు స్తభ్రాదు వై రూపగం సామ సామ వై రూపగ్స్తభ్రాదు స్తభ్రాదు వై రూపగం సామ రూపగం సామ సామ వై రూపం వై రూపగం సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సామ వై రూపం వై రూపగం సామ ప్రతిష్ఠిత్యై సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సామ సామ ప్రతిష్ఠిత్యై స్వరాట్ స్వరాట్ ప్రతిష్ఠిత్యై సామ సామ ప్రతిష్ఠిత్యై స్వరాట్ స్వరాట్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై స్వరాడస్య స్వరాట్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై స్వరాడస్య ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై స్వరాడస్య స్వరాట్ స్వరాడస్యుదీచ్యసి స్వరాట్ స్వరాడస్యుదీచి స్వరాడితి స్వరాదీచ్యుదీచ్యస్య స్యుదీచి దిగ్దిగుదీచ్యస్య స్యుదీచి దిగ్ దిగ్దిగుదీచ్యుదీచేదిగ్విశ్వే విశ్వే దిగుదీచ్యుదీచేదిగ్విశ్వే విశ్వే విశ్వే దిగ్ దిగ్విశ్వే దే విశ్వే దిగ్ దిగ్విశ్వే దే విశ్వే విశ్వే తే దేవా దేవాస్తే విశ్వే విశ్వే తే దేవా దేవాస్తే దే దేవా అధిపతయోధిపతయో దేవాస్తే దే దేవా అధిపతయః దేవా అధిపతయోధిపతయో దేవా దేవా అధిపతయో వరుణో వరుణోధిపతయో దేవా దేవా అధిపతయో వరుణః అధిపతయో వరుణో వరుణోధిపతయోధిపతయో వరుణో హే దీనాగుం హే దీనాం వరుణోధిపతయోధిపతయో వరుణో హే దీనా అధిపతయ హే దీనాగుం హే దీనాం వరుణో వరుణో హే దీనాం ప్రతిధర్త ప్రతిధర్త హే దీనాం వరుణో వరుణో హే దీనాం ప్రతిధర్త దీనాం ప్రతిధర్త ప్రతిధర్త హే దీనాగుం హే దీనాం ప్రతిధర్తైక విఘోష హే కవిఘోష ప్రతిధర్త హే దీనాగుం హే దీనాం ప్రతిధర్తైక విఘోష ప్రతిధర్తైక విఘోష ఏక విఘోష ప్రతిధర్త ప్రతిధర్తైక విఘోషస్వాద్వైక విఘోష ప్రతిధర్త ప్రతిధర్తైక విఘోషస్వాతిధర్తేది ప్రలేధర్త విఘోషస్వాద్వైక విఘోష ఏక విఘోషస్వా స్తోమ స్తోమస్త్వైక విఘోష ఏక విఘోషస్వా స్తోమ ఏక విఘోష ఇత్యేక స్తోమస్తోమస్వా స్తోమ పృథివ్యాం పృథివ్యాగ స్తోమస్వా స్తోమ పృథివ్యా స్తోమ పృథివ్యాం పృథివ్యాగు స్తోమ స్తోమ పృథివ్యాగు శ్రయదు శ్రయదు పృథివ్యాగు స్తోమ స్తోమ పృథివ్యాగు శ్రయదు పృథివ్యాగు శ్రయదు శ్రయదు పృథివ్యాం పృథివ్యాగు శ్రయదు నిష్కేవల్యం నిష్కేవల్యగ్గు శ్రయదు పృథివ్యాగు శ్రయదు నిష్కేవల్యం నిష్కేవల్యగ్గు శ్రయదు శ్రయదు నిష్కేవల్యముఖముఖం నిష్కేవల్యగ్గు శ్రయదు శ్రయదు నిష్కేవల్యముఖం నిష్కేవల్యముఖముఖం నిష్కేవల్యం నిష్కేవల్యముఖమవ్యథయద్యథయదుఃఖం నిష్కేవల్యం నిష్కేవల్యముఖమవ్యథయద్యథయదుఃఖముఖమవ్యథయత్ స్తభ్నాదు స్తభ్నాత్వ్యథయదుఃఖముఖమవ్యథయత్ స్తభ్నాదు వ్యథయత్ స్తభ్నాదు స్తభ్నాత్వ్యథయద్యథయత్ స్తభ్నాదు వై రాజం వై రాజగ్గు స్తభ్నాత్వ్యథయద్యథయత్ స్తభ్నాదు వై రాజం స్తభ్నాదు వై రాజం వై రాజగ్గు స్తభ్నాదు స్తభ్నాదు వై రాజగు సామ సామ వై రాజగ్గు స్తభ్నాదు స్తభ్నాదు వై రాజగు సామ రాజగు సామ సామ వై రాజం వై రాజగు సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సామ వై రాజం వై రాజగు సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సామ సామ ప్రతిష్ఠిత్యా అధిపత్న్యధిపత్ని ప్రతిష్ఠిత్యై సామ సామ ప్రతిష్ఠిత్యా అధిపత్ని ప్రతిష్ఠిత్యా అధిపత్న్యధిపత్ని ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అధిపత్న్యధిపత్ని ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అధిపత్న్యసి ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అధిపత్న్యస్యధిపత్న్యధిపత్న్యసి బృహతి బృహత్యస్యధిపత్న్యధిపత్న్యసి బృహతి అధిపత్నిధిపత్ని బృహతి బృహత్యస్యసి బృహతి దిగ్ దిగ్ బృహత్యస్యసి బృహతి దిగ్ బృహతి దిగ్ దిగ్ బృహతి బృహతి దిగ్ మరుతో మరుతో దిగ్బృహతి బృహతి దిగ్ మరుతః మరుతో మరుతో దిగ్ దిగ్ మరుతస్తేతే మరుతో దిగ్ దిగ్ మరుతస్తే మరుతో మరుతస్తే దేవా దేవాస్తే మరుతో మరుతస్తే దేవా దేవా దేవాస్తే దేవా అధిపతయోధిపతయో దేవాస్తే దేవా అధిపతయ దేవా అధిపతయోధిపతయో దేవా దేవా అధిపతయో బృహస్పతిర్ బృహస్పతిరధిపతయో దేవా దేవా అధిపతయో బృహస్పతి అధిపతయో బృహస్పతిర్ బృహస్పతిరధిపతయోధిపతయో బృహస్పతిరహే దీనాగుంహే దీనాం బృహస్పతిరధిపతయోధిపతయో బృహస్పతిరహే దీనా అధిపతయ ఇత్యధిపతయ బృహస్పతిరహే దీనాగుంహే దీనాం బృహస్పతిర్ బృహస్పతిరహే దీనాం ప్రతిధత్త ప్రతిధత్త హే దీనాం బృహస్పతిర్ బృహస్పతిరహే దీనాం ప్రతిధత్త హే దీనాం ప్రతిధర్త ప్రతిధర్త హే దీనాగో హే దీనాం ప్రతిధర్త తృణవత్రయ స్త్రిగోషౌ తృణవత్రయ స్త్రిగోషౌ ప్రతిధర్త హే దీనాగో హే దీనాం ప్రతిధర్త తృణవత్రయ స్త్రిగోషౌ తృణవత్రయ స్త్రిగోషౌ తృణవత్రయ స్త్రిగోషౌ ప్రతిధర్త ప్రతిధర్త తృణవత్రయ స్త్రిగోషౌ త్వా తృణవత్రయ స్త్రిగోషౌ ప్రతిధర్త ప్రతిధర్త తృణవత్రయ స్త్రిగోషౌ త్వా ప్రతిధర్తేతి ప్రతిధర్త స్త్రిగోషౌ త్వా తృణవత్రయ స్త్రిగోషౌ తృణవత్రయ స్త్రిగోషౌ త్వా స్తోమౌ స్తోమౌ త్వా తృణవత్రయ స్త్రిగోషౌ తృణవత్రయ స్త్రిగోషౌ త్వా స్తోమౌ తృణవత్రయ స్త్రిగోషామితి తృణవత్రయ స్త్రిగోషౌ త్వా స్తోమౌ స్తోమౌ త్వా త్వా స్తోమౌ పృథివ్యాం పృథివ్యాగు స్తోమౌ త్వా త్వా స్తోమౌ పృథివ్యా పృథివ్యాం పృథివ్యాగు స్తోమౌ స్తోమౌ పృథివ్యాగు శ్రయతాగుశ్రయతాం పృథివ్యాగు స్తోమౌ స్తోమౌ పృథివ్యాగుశ్రయతాగుశ్రయతాం పృథివ్యాం పృథివ్యాగుశ్రయతాం వైశ్వదేవాగ్నిమారుతే వైశ్వదేవాగ్నిమారుతే శ్రయతాం పృథివ్యాం పృథివ్యాగుశ్రయతాం వైశ్వదేవాగ్నిమారుతే వైశ్వదేవాగ్నిమారుతే వైశ్వదేవాగ్నిమారుతే శ్రయతాగుశ్రయతాం వైశ్వదేవాగ్నిమారుతే ఉఖే ఉఖే వైశ్వదేవాగ్నిమారుతే శ్రయతాగుశ్రయతాం వైశ్వదేవాగ్నిమారుతే ఉఖే వైశ్వదేవాగ్నిమారుతే ఉఖే ఉఖే వైశ్వదేవాగ్నిమారుతే వైశ్వదేవాగ్నిమారుతే ఉఖే అవ్యథయంతి అవ్యథయంతి ఉఖే వైశ్వదేవాగ్నిమారుతే వైశ్వదేవాగ్నిమారుతే ఉఖే అవ్యథయంతి వైశ్వదేవాగ్నిమారుతే ఇది వైశ్వదేవా అగ్నిమారుతే అవ్యథయంతి అవ్యథయంతి ఉఖే ఉఖే అవ్యథయంతి స్తభ్రీతాగు స్తభ్రీతామవ్యథయంతి ఉఖే ఉఖే అవ్యథయంతి స్తభ్రీతా అవ్యథయంతి స్తభ్రీతాగు స్తభ్రీతామవ్యథయంతి అవ్యథయంతి స్తభ్రీతాగుంశాక్వరైవతే స్తభ్రీతామవ్యథయంతి అవ్యథయంతి స్తభ్రీతాగుంశాక్వరైవతే అవ్యథయంతి ఇత్యవ్యథయంతి ంశాక్వరైవతేక్వరైవతే స్తభ్రీతాగుస్తభ్రీతాగుంశాక్వరైవతే సామనీ సామనీషాక్వరైవతే స్తభ్రీతాగుస్తభ్రీతాగుంశాక్వరైవతే సామనీ శాక్వరైవతే సామనీ సామనీషాక్వరైవతేక్వరైవతే సామనీ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సామనీషాక్వరైవతేక్వరైవతే సామనీ ప్రతిష్ఠిత్యై శాక్వరైవతే ఇది శాక్వరైవతే ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సామనీ సామనీ ప్రతిష్ఠిత్యా అంతరిక్షాయ ప్రతిష్ఠిత్యై సామనీ సామనీ ప్రతిష్ఠిత్యా అంతరిక్షాయ సామనీ ప్రతిష్ఠిత్యా అంతరిక్షాయ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అంతరిక్షాయ ఋషయ ఋషయోంతరిక్షాయ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అంతరిక్షాయ ఋషయ అంతరిక్షాయ ఋషయ ఋషయోంతరిక్షాయంతరిక్షాయ ఋషయ ర్షయోంతరిక్షాయాంతరిక్షాయర్షయస్వాషయస్వా ప్రథమజా ప్రథమజా స్వర్షయర్షయస్వా ప్రథమజా ప్రథమజా ప్రథమజాస్వా ప్రథమజా దేవేషు దేవేషు ప్రథమజాస్వా ప్రథమజా దేవేషు ప్రథమజా దేవేషు దేవేషు ప్రథమజా ప్రథమజా దేవేషు దివో దివో దేవేషు ప్రథమజా ప్రథమజా దేవేషు దివః ప్రథమజా ఇది ప్రథమా జా దేవేషు దివో దివో దేవేషు దేవేషు దివో మాత్రయా మాత్రయా దివో దేవేషు దేవేషు దివో మాత్రయా మాత్రయా మాత్రయా దివో దివో మాత్రయా వరిణా వరిణా మాత్రయా దివో దివో మాత్రయా వరిణా మాత్రయా వరిణా వరిణా మాత్రయా మాత్రయా వరిణా ప్రథంతు ప్రథంతు వరిణా మాత్రయా మాత్రయా వరిణా ప్రథంతు వరిణా ప్రథంతు ప్రథంతు వరిణా వరిణా ప్రథంతు విధర్తా విధర్తా ప్రథంతు వరిణా వరిణా ప్రథంతు విధర్తా విధర్తా విధర్తా ప్రథంతు ప్రథంతు విధర్తా చిత విధర్తా ప్రథంతు ప్రథంతు విధర్తా చిత విధర్తా విధర్తా ఛాయమయం చ విధర్తా విధర్తా ఛాయం విధర్తా ఛాయమయం ఛాయమధిపతిరధిపతిరయం ఛాయమధిపతి అధిపతిరయమధిపతిరయమయమధిపతిరయమయమధిపతిపతిరధిపతిరధిపతిరిపతి సర్వే సంవిధానా సంవిధానా సర్వే సర్వే సంవిధానా సంవిధానా సంవిధానా సర్వే సర్వే సంవిధానా నాగస్య నాగస్య సంవిధానా సర్వే సర్వే సంవిధానా నాగస్య సంవిధానా నాగస్య నాగస్య సంవిధానా సంవిధానా నాగస్య పృష్ఠే పృష్ఠే నాగస్య సంవిధానా సంవిధానా నాగస్య పృష్ఠే విధానా ఇది సంవిధానా నాగస్య పృష్ఠే పృష్ఠే నాగస్య నాగస్య పృష్ఠే సువర్గేసు వర్గే పృష్ఠే నాగస్య నాగస్య పృష్ఠే సువర్గేసు వర్గేసు వర్గే పృష్ఠే పృష్ఠే సువర్గే లోకే లోకేసు వర్గే పృష్ఠే పృష్ఠే సువర్గే లోకే వర్గే లోకే లోకేసు వర్గేసు వర్గే లోకే యజమానం యజమానం లోకేసు వర్గేసు వర్గే లోకే యజమానం యజమానం యజమానం లోకే లోకే యజమానం చైజమానం లోకే లోకే యజమానం యజమానం చైజమానం యజమానం సాధయంతు సాధయంతు యజమానం యజమానం సాధయంతు సాధయంతు సాధయంతు సాధయంతు సాధయంతి సాధయంతు అయం పుర పురోయమయం పురో హరికేశ హరికేశ పురోయమయం పురో హరికేశ హరికేశ హరికేశ పుర పురో హరికేశ సూర్యరశ్మి సూర్యరశ్మిర్హరికేశ పుర పురో హరికేశ సూర్యరశ్మి హరికేశ సూర్యరశ్మి సూర్యరశ్మిర్హరికేశ హరికేశ సూర్యరశ్మిస్తస్య తస్య సూర్యరశ్మిర్హరికేశ హరికేశ సూర్యరశ్మిస్తస్య హరికేశ ఇతి హరికేశ సూర్యరశ్మిస్తస్య తస్య సూర్యరశ్మి సూర్యరశ్మిస్తస్య రథగృత్సో రథగృత్సస్తస్య సూర్యరశ్మి సూర్యరశ్మిస్తస్య రథగృత్సః సూర్యరశ్మిరితి సూర్యరశ్మి తస్య రథగృత్సో రథగృత్సస్తస్య తస్య సేనానిగ్రామణ్యౌ సేనానిగ్రామణ్యౌ చ రథౌ జా రథౌ జాశ్చ సేనానిగ్రామణ్యౌ సేనానిగ్రామణ్యౌ చతసేనానిగ్రామణ్యౌ పుంజికస్థలా పుంజికస్థలా సేనానిగ్రామణ్యౌ చతసేనానిగ్రామణ్యౌ పుంజికస్థలా సేనానిగ్రామణ్యౌ పుంజికస్థలా పుంజికస్థలా సేనానిగ్రామణ్యౌ సేనానిగ్రామణ్యౌ పుంజికస్థలా చ పుంజికస్థలా సేనానిగ్రామణ్యౌ సేనానిగ్రామణ్యౌ పుంజికస్థలా చ సేనానిగ్రామణ్యామితి సేనాని గ్రామణ్యౌ పుంజికస్థలా చ పుంజికస్థలా పుంజికస్థలా చ కృతస్థలా కృతస్థలా చ అప్సరసావప్సరసౌయాదుధానా హేతిర్హేతిర్యాదుధానా అప్సరసావప్సరసౌయాదుధానా హేతిః రక్షాగుం రక్షాగుం హేతిర్యాదుధానా యాదుధానా హేతిరక్షాగుం సే యాదుధానా ఇది యాదుధానా హేతిరక్షాగుం రక్షాగుం హేతిర్హేతిరక్షాగుం ప్రహేతి ప్రహేతిరక్షాగుం ప్రహేతిః రక్షాగుం ప్రహేతిః ప్రహేతిరక్షాగుం రక్షాగుం రయమయం ప్రహేతి రయమయం ప్రహేతి రక్షాగుంసి ప్రహేతి రయం ప్రహేతి రయమయం ప్రహేతి ప్రహేతి రయం దక్షిణా దక్షిణాయం ప్రహేతి ప్రహేతి రయం దక్షిణా దక్షిణా దక్షిణాయమయం దక్షిణా విశ్వకర్మా విశ్వకర్మా దక్షిణాయమయం దక్షిణా విశ్వకర్మా విశ్వకర్మా విశ్వకర్మా దక్షిణా దక్షిణా విశ్వకర్మా తస్య విశ్వకర్మా దక్షిణా దక్షిణా విశ్వకర్మా తస్య విశ్వకర్మా తస్య తస్య విశ్వకర్మా విశ్వకర్మా తస్య రథ స్వనోరథ స్వనస్తస్య విశ్వకర్మా విశ్వకర్మా తస్య రథ స్వన విశ్వకర్మేతి విశ్వకర్మా రథ స్వనోరథ స్వనస్తస్య తస్య రథ స్వనశ్చ జరథ స్వనస్తస్య తస్య రథ స్వనశ్చ స్వనస్య జరథ స్వనోరథ స్వనశ్చ రథే చిత్రోరథే చిత్రస్య రథ స్వనోరథ స్వనశ్చ రథే చిత్ర స్వన ఇతి రథ స్వన రథే చిత్రోరథే చిత్రస్య జరథే చిత్రస్య జరథే చిత్రస్య జరథే చిత్రస్య చిత్రస్య జరథే చిత్రోరథే చిత్రస్య సేనాని గ్రామణ్యౌ సేనాని గ్రామణ్యౌ చరథే చిత్రోరథే చిత్రస్య సేనాని గ్రామణ్యౌ రథే చిత్ర ఇతి రథే చిత్ర సేనాని గ్రామణ్యౌ సేనాని గ్రామణ్యౌ చ సేనాని గ్రామణ్యౌ మేనకా మేనకా సేనాని గ్రామణ్యౌ చ సేనాని గ్రామణ్యౌ మేనకా సేనాని గ్రామణ్యౌ మేనకా మేనకా సేనాని గ్రామణ్యౌ సేనాని గ్రామణ్యౌ మేనకా చ మేనకా సేనాని గ్రామణ్యౌ సేనాని గ్రామణ్యౌ మేనకా చ సేనాని గ్రామణ్యా విది సేనాని గ్రామణ్యౌ మేనకా చ మేనకా మేనకా చ సహజన్యా సహజన్యా చ మేనకా మేనకా చ సహజన్యా సహజన్యా సహజన్యా చ సహజన్యా చ సహజన్యా చ సహజన్యా చ సహజన్యా చ సహజన్యా సహజన్యా చ అప్సరసావప్సరసౌ చ సహజన్యా సహజన్యా చ అప్సరసౌ సహజన్యేతి సహజన్యా అప్సరసావప్సరసౌ చ అప్సరసౌ తక్ష్ణవో తక్ష్ణవో అప్సరసౌ చ అప్సరసౌ తక్ష్ణవః పశవో దంష్ణవో దంష్ణవ పశవో హేతిర్ హేతి పశవో దంష్ణవో దంష్ణవ పశవో హేతి పశవ పశవో హేతి పౌరుషేయ పౌరుషేయ హేతి పశవ పశవో హేతి పౌరుషేయ హేతి పౌరుషేయ పౌరుషేయో హేతిర్ హేతి పౌరుషేయ మధో మధ పౌరుషేయో హేతి హేతి పౌరుషేయో మధ పౌరుషేయో మధో మధ పౌరుషేయ పౌరుషేయో మధ ప్రహేతి ప్రహేతిర్మధ పౌరుషేయ పౌరుషేయో మధ ప్రహేతి ప్రహేతి ప్రహేతిర్మధో మధ ప్రహేతిరయమయం ప్రహేతిర్మధో మధ ప్రహేతిరయం ప్రహేతిరయమయం ప్రహేతి ప్రహేతిరయం పశ్చాత్ పశ్చాదయం ప్రహేతి ప్రహేతిరయం పశ్చాత్ ప్రహేతి అయం పశ్చాత్ పశ్చాదయమయం పశ్చాత్ విశ్వవ్యత విశ్వవ్యత పశ్చాదయమయం పశ్చాత్ విశ్వవ్యత పశ్చాత్ విశ్వవ్యచ విశ్వవ్యచ పశ్చాత్ పశ్చాత్ విశ్వవ్యచాస్తస్య విశ్వవ్యచ పశ్చాత్ పశ్చాత్ విశ్వవ్యచాస్తస్య విశ్వవ్యచాస్తస్య తస్య విశ్వవ్యచ విశ్వవ్యచాస్తస్య రథ ప్రోదో రథ ప్రోతస్తస్య విశ్వవ్యచ విశ్వవ్యచాస్తస్య రథ ప్రోదః విశ్వవ్యచ ఇతి విశ్వవ్యచః ప్రోదో రథ ప్రోదస్తస్య తస్య రథ ప్రోదశ్చ జరథ ప్రోదస్తస్య తస్య రథ ప్రోదశ్చ రథ ప్రోదశ్చ జరథ ప్రోదో రథ ప్రోదశ్చ సమరథో సమథశ్చ రథ ప్రోదో రథ ప్రోదశ్చ సమరథః రథ ప్రోద ఇతి రథ ప్రోదః సమరథో సమరథశ్చ జా సమరథశ్చ జా సమరథశ్చ జా సమరథశ్చ సమరథశ్చ జా సమరథో సమరథశ్చ సేనాని గ్రామణ్యౌ సేనాని గ్రామణ్యౌ జా సమరథో సమరథశ్చ సేనాని గ్రామణ్యౌ సమరథ ఇత్యసమరథః సేనాని గ్రామణ్యౌ సేనాని గ్రామణ్యౌ చ సేనాని గ్రామణ్యౌ ప్రమ్లోచంతి సేనాని గ్రామణ్యౌ చ సేనాని గ్రామణ్యౌ ప్రమ్లోచంతి సేనాని గ్రామణ్యౌ ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి సేనాని గ్రామణ్యౌ సేనాని గ్రామణ్యౌ ప్రమ్లోచంతి చ ప్రమ్లోచంతి సేనాని గ్రామణ్యౌ సేనాని గ్రామణ్యౌ ప్రమ్లోచంతి చ సేనాని గ్రామణ్యా విది సేనాని గ్రామణ్యౌ ప్రమ్లోచంతి చ ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి చానుమ్లోచంతి అనుమ్లోచంతి చ ప్రమ్లోచంతి ప్రమ్లోచంతి చానుమ్లోచంతి ప్రమ్లోచంతీతి ప్రమ్లోచంతి చానుమ్లోచంతి అనుమ్లోచంతి చ చానుమ్లోచంతి చ చానుమ్లోచంతి చ చానుమ్లోచంతి చానుమ్లోచంతి చ చానుమ్లోచంతి అనుమ్లోచంతి చాప్సరసావప్సరసౌ చానుమ్లోచంతి అనుమ్లోచంతి చాప్సరసౌ అనుమ్లోచంతి ఇత్యనుమ్లోచంతి చాప్సరసావప్సరసౌ చ చాప్సరసౌ సర్పాః సర్పాః అప్సరసౌ చాప్సరసౌ సర్పాః సరసౌ సర్పాః సర్పాః అప్సరసావప్సరసౌ సర్పాః హేతుర్హేతుః సర్పాః అప్సరసావప్సరసౌ సర్పాః హేతిః సర్పాః హేతుర్హేతుః సర్పాః సర్పాః హేతుర్వ్యాఘ్రా వ్యాఘ్రా హేతుః సర్పాః సర్పాః హేతుర్వ్యాఘ్రా హేతుర్వ్యాఘ్రా వ్యాఘ్రా హేతుర్హేతుర్వ్యాఘ్రా ప్రహేతి ప్రహేతుర్వ్యాఘ్రా హేతుర్హేతుర్వ్యాఘ్రా ప్రహేతి వ్యాఘ్రా ప్రహేతి ప్రహేతుర్వ్యాఘ్రా వ్యాఘ్రా ప్రహేతిరయమయం ప్రహేతుర్వ్యాఘ్రా వ్యాఘ్రా ప్రహేతిరయం ప్రహేతిరయమయం ప్రహేతి ప్రహేతిరయముత్తరాదుత్తరాదయం ప్రహేతి ప్రహేతిరయముత్తరా ప్రహేతిరి ప్రాహేతి అయముత్తరాదుత్తరాదయమయముత్తరాత్ సంయద్వసు సంయద్వసరుత్తరాదయమయముత్తరాత్ సంయద్వసు తరాత్ సంయద్వసు సంయద్వసరుత్తరాదుత్తరాత్ సంయద్వసుస్తస్య తస్య సంయద్వసరుత్తరాదుత్తరాత్ సంయద్వసుస్తస్య విద్యుద్ధేతర్ హేతర్విద్యుద్ధేతర్వస్ఫూర్తిన్న వస్ఫూర్జన్ హేతుర్విద్యుత్ విద్యుద్ధేతుర్వస్ఫూర్జన్ విద్యుదితి విద్యుత్ హేతుర్వస్ఫూర్జన్ వస్ఫూర్జన్ హేతుర్హేతరవస్ఫూర్జన్ ప్రహేతి ప్రహేతరవస్ఫూర్జన్ హేతుర్హేతరవస్ఫూర్జన్ ప్రహేతి అవస్ఫూర్జన్ ప్రహేతి ప్రహేతరవస్ఫూర్జన్ వస్ఫూర్జన్ ప్రహేతి స్తేభ్యస్తేభ్య ప్రహేతరవస్ఫూర్జన్ వస్ఫూర్జన్ ప్రహేతి స్తేభ్యస్ఫూర్జన్ నిత్యవస్ఫూర్జన్ ప్రహేతి స్తేభ్యస్తేభ్య ప్రహేతి ప్రహేతి స్తేభ్యో నమో నమస్తేభ్య ప్రహేతి ప్రహేతి స్తేభ్యో నమ ప్రహేతిరితి ప్రహేతి తేభ్యో నమో నమస్తేభ్యస్తేభ్యో నమస్తే తే నమస్తేభ్యస్తేభ్యో నమస్తే నమస్తే తే నమో నమస్తే నో నస్తే నమో నమస్తే నో నస్తే తేనో మృడయంతు మృడయంతు నస్తే తేనో మృడయంతు నో మృడయంతు మృడయంతు నో నో మృడయంతు తే తే మృడయంతు నో నో మృడయంతు తే మృడయంతు తే తే మృడయంతు మృడయంతు తే యం తే మృడయంతు మృడయంతు తే యం తే యం యం తే తే యం విష్మో విష్మో యం తే తే యం విష్మః యం విష్మో విష్మో యం యం విష్మో యో యో ద్విష్మో యం యం విష్మో యః విష్మో యో యో ద్విష్మో ద్విష్మో యశ్చ దయో ద్విష్మో ద్విష్మో యశ్చ యశ్చ దయో యశ్చ నో నశ్చ యో యశ్చ నః నశ్చ జనో ద్వేష్టి ద్వేష్టి నశ్చ జనో ద్వేష్టి నో ద్వేష్టి ద్వేష్టి నో నో ద్వేష్టి తం తం ద్వేష్టి నో నో ద్వేష్టి తం ద్వేష్టి తం తం ద్వేష్టి ద్వేష్టి తం వో వస్తం ద్వేష్టి ద్వేష్టి తం వః వో వస్తం తం భోజం భేజం భే వస్తం తం భోజం భే భోజం భే వో భోజం భే దధామి దధామి జం భే వో భోజం భే దధామి జం భే దధామి దధామి జం భే జం భే దధామి యాజో రాజోర్ దధామి జం భే జం భే దధామి యాజో యాజో రాజోర్ దధామి దధామి యాజో స్వా త్వాజోర్ దధామి దధామి యాజో స్వా యాజో స్వా త్వాజో రాజో స్వా సదనే సదనే త్వాజో రాజో స్వా సదనే సదనే సదనే త్వా సదనే సాధయామి సాధయామి సదనే త్వా సదనే సాధయామి సదనే సాధయామి సాధయామి సదనే సదనే సాధయామ్యవతోవత సాధయామి సదనే సదనే సాధయామ్యవత సాధయామ్యవతోవత సాధయామి సాధయామ్యవతాయావత సాధయామి సాధయామ్యవతాయావతాయామవతోవతాయాన్ నమో నమశ్చాయామవతోవతాయాన్ నమ నమో నమశ్చాయాన్ నమ సముద్రాయ సముద్రాయ నమశ్చాయాన్ నమ సముద్రాయ సముద్రాయ సముద్రాయ నమో నమ సముద్రాయ నమో నమ సముద్రాయ నమో నమ సముద్రాయ నమ సముద్రాయ నమో నమ సముద్రాయ సముద్రాయ నమ సముద్రస్య సముద్రస్య నమ సముద్రాయ సముద్రాయ నమ సముద్రస్య నమ సముద్రస్య సముద్రస్య నమో నమ సముద్రస్య చక్షసే చక్షసే సముద్రస్య నమో నమ సముద్రస్య చక్షసే సముద్రస్య చక్షసే చక్షసే సముద్రస్య సముద్రస్య చక్షసే పరమేష్ఠి పరమేష్ఠి చక్షసే సముద్రస్య సముద్రస్య చక్షసే పరమేష్ఠి చక్షసే పరమేష్ఠి పరమేష్ఠి చక్షసే చక్షసే పరమేష్ఠి త్వా పరమేష్ఠి చక్షసే చక్షసే పరమేష్ఠి త్వా పరమేష్ఠి త్వా త్వా పరమేష్ఠి పరమేష్ఠి త్వా సాధయతు సాధయతు త్వా పరమేష్ఠి పరమేష్ఠి త్వా సాధయతు సాధయతు సాధయతు త్వా త్వా సాధయతు దివో దివస్ సాధయతు త్వా త్వా సాధయతు దివః సాధయతు దివో దివస్ సాధయతు సాధయతు దివః పృష్ఠే పృష్ఠే దివస్ సాధయతు సాధయతు దివః పృష్ఠే దివః పృష్ఠే పృష్ఠే దివో దివః పృష్ఠే వ్యజస్వదీం వ్యజస్వదీం పృష్ఠే దివో దివః పృష్ఠే వ్యజస్వదీం పృష్ఠే వ్యజస్వదీం వ్యజస్వదీం పృష్ఠే పృష్ఠే వ్యజస్వదీం ప్రథస్వదీం ప్రథస్వదీం వ్యజస్వదీం పృష్ఠే పృష్ఠే వ్యజస్వదీం ప్రథస్వదీ వ్యజస్వదీం ప్రథస్వదీం ప్రథస్వదీం వ్యజస్వదీం వ్యజస్వదీం ప్రథస్వదీం విభూమతీం విభూమతీం ప్రథస్వదీం వ్యజస్వదీం వ్యజస్వదీం ప్రథస్వదీం విభూమతీం ప్రథస్వదీం విభూమతీం విభూమతీం ప్రథస్వదీం ప్రథస్వదీం విభూమతీం ప్రభూమతీం ప్రభూమతీం విభూమతీం ప్రథస్వదీం ప్రథస్వదీం విభూమతీం ప్రభూమతీ విభూమతీం ప్రభూమతీం ప్రభూమతీం విభూమతీం విభూమతీం ప్రభూమతీం పరిభూమతీం పరిభూమతీం ప్రభూమతీం విభూమతీం విభూమతీం ప్రభూమతీం పరిభూమతీమతీమతీం పరిభూమతీం పరిభూమతీం ప్రభూమతీం ప్రభూమతీం పరిభూమతీం దివం దివం పరిభూమతీం ప్రభూమతీం ప్రభూమతీం పరిభూమతీం దివం ప్రభూమతీమితి ప్రభూమతీ పరిభూమతీం దివం దివం పరిభూమతీం పరిభూమతీం దివం యచ్చేచ్ఛ దివం పరిభూమతీం పరిభూమతీం దివయ్యచ్చూమతీమితి పరి భూమతి అన్వనువాతి శోచిర్వాతి శోచిర్వాతి వాతి శోచిరధాత శోచి శోచిర్వాతివాది శోచిరథ శోచిరథా శోచిశోచిరథస్మస్మాధ శోచిశోచిరథస్మాధస్మాధాధస్మతేస్మాధాధస్మతేస్మతేస్మస్మతే వ్రజనం వ్రజనంతే స్మస్మతే వ్రజనం వ్రజనం వ్రజనంతే తే వ్రజనం కృష్ణం కృష్ణం వ్రజనంతే తే వ్రజనం కృష్ణం వ్రజనం కృష్ణం కృష్ణం వ్రజనం వ్రజనం కృష్ణమస్త్యస్తి కృష్ణం వ్రజనం వ్రజనం కృష్ణమస్తి కృష్ణమస్త్యస్తి కృష్ణం కృష్ణమస్తి అస్తేర్మూర్ధాగ్నిరగ్నిర్మూర్ధా దివో దివో మూర్ధాగ్నిరగ్నిర్మూర్ధా దివ మూర్ధా దివో దివో మూర్ధా మూర్ధా దివ కగుత్ కగుద్ దివో మూర్ధా మూర్ధా దివ కగుర్ దివ కగుత్ కగుద్ దివో దివ కగుత్పతిష్పతి కగుద్ దివో దివ కగుత్పతి కగుత్పతిష్పతి కగుత్ కగుత్పతి పృథివ్యా పృథివ్యాస్పతి కగుత్ కగుత్పతి పృథివ్యా పృథివ్యా పృథివ్యాస్పతిష్పతి పృథివ్యా అయమయం పృథివ్యాస్పతిష్పతి పృథివ్యా అయం పృథివ్యా అయమయం పృథివ్యా పృథివ్యా అయం అయమిత్యయం అమాగూరే తాగూసి రే తాగుస్య పామపాగూరే తాగూసి జిన్వతి జిన్వతి రే తాగుస్య పామపాగూరే తాగూసి జిన్వతి రే తాగూసి జిన్వతి జిన్వతి రే తాగూసి రే తాగూసి జిన్వతి జిన్వతీతి జిన్వతి వామగ్నే అగ్నే త్వాన్ వామగ్నే పుష్కరాత్ పుష్కరాదగ్నే త్వాన్ వామగ్నే పుష్కరాత్ పుష్కరాత్ పుష్కరాదగ్నే అగ్నే పుష్కరాదధ్యధి పుష్కరాదగ్నే అగ్నే పుష్కరాదధి పుష్కరాదధ్యధి పుష్కరాత్ పుష్కరాదధ్యథర్వా థర్వాధి పుష్కరాత్ పుష్కరాదధ్యథర్వా అధ్యథర్వా థర్వాధ్యధ్యథర్వా నిర్నిరథర్వాధ్యధ్యథర్వాణి థర్వా నిర్నిరథర్వా థర్వా నిరమంథత మంథత నిరథర్వా థర్వా నిరమంథత నిరమంథత మంథత నిర్నిరమంథత మంథతేత్యమంథత మూర్ధ్నో విశ్వస్య విశ్వస్య మూర్ధ్నో మూర్ధ్నో విశ్వస్య వాఘతో వాఘతో విశ్వస్య మూర్ధ్నో మూర్ధ్నో విశ్వస్య వాఘతః విశ్వస్య వాఘతో వాఘతో విశ్వస్య విశ్వస్య వాఘతః వాఘత ఇది వాఘతః అగ్నిరగ్నిరయమయమగ్నిస్సహస్రిణస్సహస్రిణో అగ్నిరయమయమగ్నిస్సహస్రిణః అగ్నిస్సహస్రిణస్సహస్రిణో అగ్నిరగ్నిస్సహస్రిణో వాజస్య వాజస్య సహస్రిణో అగ్నిరగ్నిస్సహస్రిణో వాజస్య సహస్రిణో వాజస్య వాజస్య సహస్రిణస్సహస్రిణో వాజస్య శితిన శితినో వాజస్య సహస్రిణస్సహస్రిణో వాజస్య శితిన వాజస్య శతిన శతినో వాజస్య వాజస్య శతినస్పతిష్పతిశతినో వాజస్య వాజస్య శతినస్పతి శతినస్పతిష్పతిశతినస్పతి మూర్ధా కవిః కవిర్మూర్ధా మూర్ధా కవీర ఈణాగూరయీణాం కవిర్మూర్ధా మూర్ధా కవీర ఈణాగూరయీణాం కవిః కవీర ఈణామితిరయీణా భువో యజ్ఞస్య యజ్ఞస్య భువో భువో యజ్ఞస్య రజసో రజసో యజ్ఞస్య భువో భువో యజ్ఞస్య రజస యజ్ఞస్య రజసో రజసో యజ్ఞస్య యజ్ఞస్య రజసశ్చ చరజసో యజ్ఞస్య యజ్ఞస్య రజసశ్చ రజసశ్చ చరజసో రజసశ్చ నేత నేత చరజసో రజసశ్చ నేత నేత నేత చ నేత యత్ర యత్ర నేత చ నేత యత్ర నేత యత్ర యత్ర నేత నేత యత్ర నియుద్ధర్ నియుద్ధర్ యత్ర నేత నేత యత్ర నియుద్ధే నియుద్ధర్ నియుద్ధర్ యత్ర యత్ర నియుద్ధిస్సచసే సచసే నియుద్ధర్ యత్ర యత్ర నియుద్ధిస్సచసే నియుద్ధిస్సచసే సచసే నియుద్ధర్ నియుద్ధిస్సచసే శివాభిశివాభిస్సచసే నియుద్ధర్ నియుద్ధిస్సచసే శివాభిర్యుతి నియుత్ సచసే శివాభిశివాభిస్సచసే సచసే శివాభిర్యుతి శివాభి మూర్ధానం మూర్ధానం దివి దివి మూర్ధానంద దిషే దిషే మూర్ధానం దివి దివి మూర్ధానంద దిషే మూర్ధానంద దిషే దిషే మూర్ధానం మూర్ధానంద దిషే సువర్షాగం సువర్షాంద దిషే మూర్ధానం మూర్ధానంద దిషే సువర్షా దిషే సువర్షాగం సువర్షాంద దిషే దిషే సువర్షాం జిహ్పాం జిహ్పాగం సువర్షాంద దిషే దిషే సువర్షాం జిహ్పా సువర్షాం జిహ్వాం జిహ్వాగం సువర్షాగం సువర్షాం జిహ్వామగ్నే అగ్నే జిహ్వాగం సువర్షాగం సువర్షాం జిహ్వామగ్నే సువర్షామితి సువః సామగ్నే అగ్నే జిహ్వాం జిహ్వామగ్నే చకృషే చకృషే అగ్నే జిహ్వాం జిహ్వామగ్నే చకృషే అగ్నే చకృషే చకృషే అగ్నే అగ్నే చకృషే హవ్యవాహగో హవ్యవాహం చకృషే అగ్నే అగ్నే చకృషే హవ్యవాహం చకృషే హవ్యవాహగో హవ్యవాహం చకృషే చకృషే హవ్యవాహం హవ్యవాహమితి హవ్యవాహం ఓధ్యగ్నిరగ్నిరబోధ్యమోధ్యగ్ని సమిధా సమిధాగ్నిరబోధ్యమోధ్యగ్ని సమిధా అగ్ని సమిధా సమిధాగ్నిరగ్నిః సమిధా జనానాంజనానాగుం సమిధాగ్నిరగ్నిః సమిధా జనానాంజనానాగుం సమిధా సమిధా జనానాం ప్రతి ప్రతి జనానాగుం సమిధా సమిధా జనానాం ప్రతి సంధానాం ప్రతి ప్రతి జనానాంజనానాం ప్రతి ధేనుం ధేనుం ప్రతి జనానాంజనానాం ప్రతి ధేనుం ప్రతిధేనుషాసమాయతీమిషాసం ప్రభానవ ప్రతీకో బృహతాది విస్పృశా ప్రతీక ఇతి ఘృత బృహతాది విస్పృశాది విస్పృశా బృహతా బృహతాది విస్పృశాద్యమద్యమద్ది విస్పృశా బృహతా బృహతాది విస్పృశాద్యమద్ విస్పృశాద్యుమద్యుమద్ది విస్పృశాది విస్పృశాద్యుమద్విద్యుమద్ది విస్పృశాది విస్పృశాద్యుమద్వి విస్పృశేతి దివి స్పృశాద్విద్యుమద్యుమద్ది భాతి భాతి విద్యుమద్యుమద్ది భాతి విభాతి భాతి విభాతి భరతేభ్యో భరతేభ్యో భాతి విభాతి భరతేభ్యరతేభ్యో భరతేభ్యో భాతి భాతి భరతేభ్య శుచిశ్రుచర్భరతేభ్యో భాతి భాతి భరతేభ్య శుచి భరతేభ్య శుచిశ్రుచర్భరతేభ్యో భరతేభ్య శుచి శుచి వామగ్నే అగ్నే త్వాన్ వామగ్నే అంగిరసో అంగిరసో అగ్నే త్వాన్ వామగ్నే అంగిరస అంగిరసో అంగిరసో అగ్నే అగ్నే అంగిరసో గుహ గుహ అంగిరసో అగ్నే అగ్నే అంగిరసో గుహ అంగిరసో గుహ గుహాంగిరసో అంగిరసో గుహ హితకు హితం గుహాంగిరసో అంగిరసో గుహ హితం గుహ హితకు హితం గుహ గుహ హితమన్వను హితం గుహ గుహ హితమను హితమన్వను హితకు హితమన్వ విందన్న విందన్నలు హితకు హితమన్వ విందన్నవ విందన్న విందన్నన్ వన్వ విందం శిశ్రియాణము శిశ్రియాణమ విందన్నన్ వన్వ విందం శిశ్రియాణం అవిందం శిశ్రియాణగు శిశ్రియాణమ విందన్న విందం శిశ్రియాణం వనే వనే వనే వనే శిశ్రియాణమ విందన్న విందం శిశ్రియాణం వనే వనే శ్రియాణం వనే వనే వనే వనే శిశ్రియాణగు శిశ్రియాణం వనే వనే వనే వన ఇది వనే వనే జాయసే జాయసే సస జాయసే మధ్యమానో మధ్యమానో జాయసే సస జాయసే మధ్యమాన జాయసే మధ్యమానో మధ్యమానో జాయసే జాయసే మధ్యమాన సహస్రహో మధ్యమానో జాయసే జాయసే మధ్యమాన సహః మధ్యమాన సహస్రహో మధ్యమానో మధ్యమాన సహో మహన్ మహత్సహో మధ్యమానో మధ్యమాన సహో మహద్ సహో మహన్ మహత్సహస్రహో మహత్వాన్ త్వాం మహత్సహస్రహో మహత్వాన్ మహన్ మహత్వా బాహురాహుస్వాం మహన్ మహత్వా బాహు బాహురాహుస్వాన్ త్వామాహు సహస సహస ఆహుస్వాన్ త్వామాహు సహస సహస ఆహురాహు సహసస్పుత్రం పుత్రగో సహస ఆహురాహు సహసస్పుత్రం సహసస్పుత్రం పుత్రగో సహస సహసస్పుత్రమంగిరో అంగిర పుత్రగో సహస సహసస్పుత్రమంగిర మంగిరో అంగిర పుత్రం పుత్రమంగిర ఇత్యంగిర గేతం గేతు యజ్ఞస్య యజ్ఞస్య గేతం ప్రథమం ప్రథమం గేతం యజ్ఞస్య యజ్ఞస్య గేతం ప్రథమం గేతం ప్రథమం ప్రథమం గేతం గేతం ప్రథమం పురోహితం పురోహితం ప్రథమం గేతం గేతం ప్రథమం పురోహితం ప్రథమం పురోహితం పురోహితం ప్రథమం ప్రథమం పురోహితమగ్నిమగ్నిం పురోహితం ప్రథమం ప్రథమం పురోహితమగ్నిం పురోహితమగ్నిమగ్నిం పురోహితం పురోహితమగ్నిం నరో నరో అగ్నిం పురోహితం పురోహితమగ్నిం నరః పురోహితమితి పురః అగ్నిర్నరో నరో అగ్నిమగ్నిర్నరస్త్రిషధస్థే త్రిషధస్థే నరో అగ్నిమగ్నిర్నరస్త్రిషధస్థే త్రిషధస్థే నరో నరస్త్రిషధస్థే సగుంసం త్రిషధస్థే నరో నరస్త్రిషధస్థే సంత్రిషధస్థే సగుంసం త్రిషధస్థే త్రిషధస్థే సమింధత ఇంధతే సంత్రిషధస్థే త్రిషధస్థే సమింధతే సధస్థ ఇది త్రి సధస్థే సమింధత ఇంధతే సగుంసమింధతే ఇది ఇంధతే ఇంద్రేణ దేవైర్దేవైరింద్రేణేంద్రేణ దేవైః సరథగం సరథం దేవైరింద్రేణేంద్రేణ దేవైః సరథం దేవైః సరథగం సరథం దేవైర్దేవైః సరథగం సస సరథం దేవైర్దేవైః సరథగం సహ సరథగం సస సరథగం సరథగం సబరిహిషి బరిహిషి స సరథగం సరథగం సబరిహిషి సరథమితి సరథం సబరిహిషి బరిహిషి స సబరిహిషి సీదత్ సీదత్ బరిహిషి స సబరిహిషి సీదత్ సీదత్ బర్హిషి బర్హిషి దన్నిని సీదత్ బర్హిషి బర్హిషి సీదన్ని దన్నిని సీదత్ సీదన్ని హోతా హోతాని సీదత్ సీదన్ని హోతా హోతా హోతాని హోతా యజథాయ యజథాయ యజథాయ యజథాయ హోతా హోతా యజథాయ సుక్రతుర్యజథాయ హోతా హోతా యజథాయ సుక్రతు యజథాయ సుక్రతు సుక్రతుర్యజథాయ యజథాయ సుక్రతు సుక్రతురితి సుక్రతు చిత్రశ్రవస్తమ చిత్రశ్రవస్తమత్వాన్ ద్వాన్ చిత్రశ్రవస్తమహవందే హవందే చిత్రశ్రవస్తమత్వాన్ ద్వాన్ చిత్రశ్రవస్తమహవందే శ్రవస్తమహవంతే హవంతే చిత్రశ్రవస్తమ చిత్రశ్రవస్తమహవంతే విక్షు విక్షు హవంతే చిత్రశ్రవస్తమ చిత్రశ్రవస్తమహవంతే విక్షు శ్రవస్తమేతి చిత్రశ్రవ హవంతే విక్షు విక్షు హవంతే హవంతే విక్షు జంతవో జంతవో విక్షు హవంతే హవంతే విక్షు జంతవ విక్షు జంతవో జంతవో విక్షు విక్షు జంతవ జంతవ ఇది జంతవ ఆహువే హువ ఆనపాతమాహువే ఆహువే హువ ఆహువే చేతిష్టమరతిగ్స్వద్ధరగ్స్వద్ధరమరతిం చేతిష్టం చేతిష్టమరతిగ్స్వద్ధరం రతిగ్స్వద్ధరగ్స్వద్ధరమరతిమరతిగ్స్వద్ధరం విశ్వస్య దూతం దూతం విశ్వస్య స్వద్ధరగ్స్వద్ధరం విశ్వస్య దూతం ధరమితి సోధ్వరం విశ్వస్య దూతం దూతం విశ్వస్య విశ్వస్య దూతమమృతమమృతం దూతం విశ్వస్య విశ్వస్య దూతమమృతం దూతమమృతమమృతం దూతం దూతమమృతం అమృతమిత్యమృతం యోజతే యోజతే సయోజతే అరుషో అరుషో యోజతే సయోజతే అరుషః యోజతే అరుషో అరుషో యోజతే యోజతే అరుషో విశ్వభోజసా విశ్వభోజసా అరుషో యోజతే యోజతే అరుషో విశ్వభోజసా అరుషో విశ్వభోజసా విశ్వభోజసా అరుషో అరుషో విశ్వభోజసా సస విశ్వభోజసా అరుషో అరుషో విశ్వభోజసా సహ విశ్వభోజసా సస విశ్వభోజసా విశ్వభోజసా సదుద్రవత్ దుద్రవత్స విశ్వభోజసా విశ్వభోజసా సదుద్రవత్ విశ్వభోజసేతి విశ్వభోజసా సదుద్రవత్ దుద్రవత్స సదుద్రవత్ స్వాహుత స్వాహుతో దుద్రవత్స సదుద్రవత్ స్వాహుతః స్వాహుత స్వాహుతో దుద్రవత్ దుద్రవత్ స్వాహుతః స్వాహుత ఇతి సూ ఆహుతః బ్రహ్మా యజ్ఞో యజ్ఞస్సు బ్రహ్మా సుబ్రహ్మా యజ్ఞస్సు సుషమీ సుషమీ యజ్ఞస్సు బ్రహ్మా సుబ్రహ్మా యజ్ఞస్సు సుషమీ సుబ్రహ్మేతి సూ బ్రహ్మా యజ్ఞస్సు సుషమీ సుషమీ యజ్ఞో యజ్ఞస్సు సుషమీ వసూనాం వసూనాగో సుషమీ యజ్ఞో యజ్ఞస్సు సుషమీ వసూనాం వసూనాం వసూనాగో సుషమే సుషమే వసూనాం దేవం దేవం వసూనాగో సుషమే సుషమే వసూనాం దేవం సుషమీతి సుషమీ వసూనాం దేవం దేవం వసూనాం వసూనాం దేవగో రాధో రాధో దేవం వసూనాం వసూనాం దేవగో రాధా దేవగో రాధో రాధో దేవం దేవగో రాధో జనానాంజనానాగో రాధో దేవం దేవగో రాధో జనానాధో జనానాంజనానాగో రాధో రాధో జనానామితి జనానాస్యోదుదస్య శోచిశోచిరస్యోదుదస్య శోచిః శోచిశోచిరస్యాస్య శోచిరస్థాదస్థాక్షోచిరస్యాస్య శోచిరస్థాదస్థాక్షోచిశోచిరస్థాదాజుహ్వానస్యాజుహ్వానస్యాస్థాక్షోచిశోచిరస్థాదాజుహ్వానస్యాస్థాదాజుహ్వానస్యాజుహ్వానస్యాస్థాదస్థాదాజుహ్వానస్య మీఠుచ మీఠుచ ఆజుహ్వానస్యాస్థాదస్థాదాజుహ్వానస్య మీఠుషః ఆజుహ్వానస్య మీఠుష మీఠుష ఆజుహ్వానస్యాజుహ్వానస్య మీఠుషః ఆజుహ్వానస్యేత్యాజుహ్వానస్య మీఠుష ఇతి మీఠుషః ధూమాసో ధూమాస ఉరుద్ధూమాసో అరుషాసో అరుషాసో ధూమాస ఉరుద్ధూమాసో అరుషాసః ధూమాసో అరుషాసో అరుషాసో ధూమాసో ధూమాసో అరుషాసో దివిస్పృశో దివిస్పృశో అరుషాసో ధూమాసో ధూమాసో అరుషాసో దివిస్పృశః అరుషాసో దివిస్పృశో దివిస్పృశో అరుషాసో అరుషాసో దివిస్పృశస్తగుంసం దివిస్పృశో అరుషాసో అరుషాసో దివిస్పృశస్తం దివిస్పృశస్తగుంసం దివిస్పృశో దివిస్పృశస్తమగ్నిమగ్నిగుంసం దివిస్పృశో దివిస్పృశస్తమగ్నిం దివిస్పృశ ఇతి దివి స్పృశః సమగ్నిమగ్నిగుంసమగ్నిమిందత ఇంధతే అగ్నిగుంసగుంసమగ్నిమిందతే అగ్నిమిందత ఇంధతే అగ్నిమగ్నిమిందతే నరో నర ఇంధతే అగ్నిమగ్నిమిందతే నరః నరో నర ఇంధత ఇంధతే నరః నర ఇతి నరః అగ్నే వాజస్య వాజస్యాగ్నేగ్నే వాజస్య గోమతో గోమతో వాజస్యాగ్నేగ్నే వాజస్య గోమత వాజస్య గోమతో గోమతో వాజస్య వాజస్య గోమత ఈశాన ఈశానో గోమతో వాజస్య వాజస్య గోమత ఈశానః గోమత ఈశాన ఈశానో గోమతో గోమత ఈశాన సహస సహస ఈశానో గోమతో గోమత ఈశాన సహస గోమత ఇది గోమత ఈశాన సహస సహస ఈశాన ఈశాన సహసో యహో యహో సహస ఈశాన ఈశాన సహసో యహో సహసో యహో యహో సహస సహసో యహో ఇది యహో యస్మే అస్మే దేహి జాత వేదో జాత వేదో దేహి యస్మే అస్మే దేహి జాత వేదః అస్మే ఇత్యస్మే జాతవేదో జాతవేదో దేహి దేహి జాతవేదో మహి మహి జాతవేదో దేహి దేహి జాతవేదో మహి జాతవేదో మహి మహి జాతవేదో జాతవేదో మహిశ్రవ శ్రవో మహి జాతవేదో జాతవేదో మహిశ్రవ జాతవేద ఇది జాత వేద మహిశ్రవ శ్రవో మహి మహిశ్రవ ఇది శ్రవ ఇధాన ఇధానస్స స ఇధానో వసర్వసు నిధానస్స స ఇధానో వసు ధానో వసర్వసు నిధాన ఇధానో వసుష్కవి కవిర్వసు నిధాన ఇధానో వసుష్కవి వసుష్కవి కవిర్వసుర్వసుష్కవిరగ్నిరగ్ని కవిర్వసుర్వసుష్కవిరగ్ని కవిరగ్నిరగ్ని కవి కవిరగ్నిరీడేన్యో అగ్ని కవి కవిరగ్నిరీడేన్య అగ్నిరీడేన్య ఈడేన్యో అగ్నిరగ్నిరీడేన్యో గిరా గిరేడేన్యో అగ్నిరగ్నిరీడేన్యో గిరాడేన్యో గిరా గిరేడేన్య ఈడేన్యో గిరా గిరాస్మభ్యమస్మభ్యగో రేవత్రేవదస్మభ్యం పుర్వణీక పుర్వణీకాస్మభ్యగో రేవత్రేవదస్మభ్యం పుర్వణీకా స్మభ్యం పుర్వణీక పుర్వణీకాస్మభ్యమస్మభ్యం పుర్వణీక దీదిహి దీదిహి పుర్వణీకాస్మభ్యమస్మభ్యం పుర్వణీక దీదిహి అస్మభ్యమిత్యస్మభ్యం పుర్వణీక దీదిహి దీదిహి పుర్వణీక పుర్వణీక దీదిహి పుర్వణీకేతి పురోణీకా దీదిహి దీదిహి క్షపోరాజన్ రాజన్ క్షపః క్షపోరాజన్ నుతోదరాజన్ క్షపః క్షపోరాజన్ నుత రాజన్ నుతోదరాజన్ రాజన్ నుతత్మనాత్మనోతరాజన్ రాజన్ నుతత్మన తత్మనాత్మనోతో తత్మనాగ్నేత్మనోతో తత్మనాగ్నేత్మనాత్మనాగ్నే వస్తో వస్తోరగ్నేత్మనాత్మనాగ్నే వస్తో అగ్నేవస్తోర్వస్తోరగ్నేగ్నే వస్తో ఋతోదవస్తోరగ్నేగ్నే వస్తో ఋత వస్తో ఋతోదవస్తోర్వస్తో ఋతోషస ఉషస ఉతవస్తోర్వస్తో ఋతోషస ఋతోషస ఉషస ఉతోదోషస ఇత్యుషస దిగ్మజంభ రక్షసో రక్షసస్తిగ్మజంభ దిగ్మజంభ రక్షసో దహ దహ రక్షసస్తిగ్మజంభ దిగ్మజంభ రక్షసో దహంభేతి దిగ్మజంభ రక్షసో దహ దహ రక్షసో రక్షసో దహ ప్రతి ప్రతి దహ రక్షసో రక్షసో దహ ప్రతి ప్రతి ప్రతి దహ దహ ప్రతి ప్రతి ప్రతి ఆతే అగ్నే అగ్నే దాతే అగ్నే అగ్నే అగ్నే తేతే అగ్న ఇధీమహీ ధీమహ్యగ్నే తేతే అగ్న ఇధీమహీ ధీమహీ ధీమహ్యగ్నే అగ్న ఇధీమహి ద్యుమంతం ద్యుమంతమి ధీమహ్యగ్నే అగ్న ఇధీమహి ద్యుమంతం ధీమహి ద్యుమంతం ద్యుమంతమి ధీమహీ ధీమహి ద్యుమంతం దేవదేవ ద్యుమంతమి ధీమహీ ధీమహి ద్యుమంతం దేవ ద్యుమంతం దేవదేవ ద్యుమంతం ద్యుమంతం దేవాజరమజరం దేవ ద్యుమంతం ద్యుమంతం దేవాజరం ద్యుమంతమితి ద్యుమంతం దేవాజరమజరం దేవదేవాజరం అజరమిత్యజరం శుక్రస్య శుక్రస్య జ్యోతిషస్పతే జ్యోతిషస్పతే పదే జ్యోతిషో జ్యోతిషస్పతే ఇతి పదే శుశ్చంద్రదస్మ విశ్వతే విశ్వతే దస్మ శుశ్చంద్రదస్మ విశ్వతే చంద్రేతి సుచంద్రస్మ విశ్వతే విశ్వతే దస్మ విశ్వతే హవ్యవాడ్ విశ్వతే దస్మ విశ్వతే హవ్యవాడ్ విశ్వతే విశ్వతే హవ్యవాడ్భ్యం దుభ్యగో హవ్యవాడ్ విశ్వతే విశ్వతే హవ్యవాడ్భ్యం హవ్యవాడ్భ్యం దుభ్యగో హవ్యవాడ్భ్యవాడ్భ్యగో హూయతే హూయతే దుభ్యగో హవ్యవాడ్భ్యవాడ్భ్యగో హూయతే హవ్యవాడితి హవ్యవాడ్భ్యగో హూయతే హూయతే దుభ్యం దుభ్యగో హూయత ఇషమిషగో హూయతే దుభ్యం దుభ్యగో హూయత ఇషం హూయత ఇషమిషగో హూయతే హూయత బృహతో బృహత ఆభిరాభిష్టేతి బభూత ఆభిష్టేత ఆభిరాభిష్ట అద్యాద్యత ఆభిరాభిష్టే అద్యాద్యతే అద్య గీర్భిర్గీర్భిరద్యతే అద్య గీర్భిః గీర్భిర్గీర్భిరద్యాద్యగీర్భిర్గృణంతో గృణంతో గీర్భిరద్యాద్యగీర్భిర్గృణంతః గీర్భిర్గృణంతో గృణంతో గీర్భిర్గీర్భిర్గృణంతోగ్నే గృణంతో గీర్భిర్గీర్భిర్గృణంతోగ్నే గృణంతోగ్నే గృణంతో గృణంతోగ్నే దాశే మదాశేమాగ్నే గృణంతో గృణంతోగ్నే దాశేమాగ్నే దాశేమేతి దాశేమాే ప్రప్రతే దివో దివస్తే ప్రప్రతే దివ దివో దివస్తే తే దివో నన దివస్తే తే దివో దివో నన దివో దివో నస్తనయంతి స్తనయంతి దివో దివో నస్తనయంతి స్తనయంతి స్తనయంతి ననస్తనయంతి సుష్మా స్తనయంతి ననస్తనయంతి సుష్మాయంతి సుష్మా సుష్మా స్తనయంతి స్తనయంతి సుష్మా సుష్మా ఇది సుష్మా ఏభిర్నాన ఏభిరేభిర్నో అర్కైరర్కైర్న ఏభిరేభిర్నో అర్కై అర్కైరక్కైర్నో నో అర్కైర్భవ భవార్కైర్నో నో అర్కైర్భవ అర్కైర్భవ భవార్కైరర్కైర్భవానో నో భవార్కైరర్కైర్భవాన భవానో నో భవ భవానో అర్వాంగర్వాంగ్ నో భవ భవానో అర్వాంగర్వాంగ్ నో నో అర్వాంగ్ సువస్వరర్వాంగ్ నో నో అర్వాంగ్ సువః అర్వాంగ్ సువస్వరర్వాంగ్ అర్వాంగ్ సువర్ణన సువరర్వాంగ్ అర్వాంగ్ సువర్ణ సువర్ణన సువస్సు వర్ణ జ్యోతిర్జ్యోతిర్న సువస్సు వర్ణ జ్యోతి జ్యోతిర్జ్యోతిర్న జ్యోతి జ్యోతిరితి జ్యోతి అగ్నే విశ్వేభిర్విశ్వేభిరగ్నేగ్నే విశ్వేభిస్సుమనా సుమనా విశ్వేభిరగ్నేగ్నే విశ్వేభిస్సుమనా విశ్వేభిస్సుమనా సుమనా విశ్వేభిర్విశ్వేభిస్సుమనా అనేకైరనేకై సుమనా విశ్వేభిర్విశ్వేభిస్సుమనా అనేకై అనేకైరనేకై సుమనా సుమనా అనేకై సుమనా ఇది సుమనా అనేకైరిత్యనేకై హోతారమగ్నిమగ్ని హోతారం మన్యే మన్యే హోతారమగ్నిమగ్ని హోతారం మన్యే హోతారం మన్యే మన్యే హోతారగో హోతారం మన్యే దాస్వంతం దాస్వంతం మన్యే హోతారగో హోతారం మన్యే దాస్వంతం మన్యే దాస్వంతం దాస్వంతం మన్యే మన్యే దాస్వంతం వసోర్వసోర్దాస్వంతం మన్యే మన్యే దాస్వంతం వసో దాస్వంతం వసోర్వసోర్దాస్వంతం దాస్వంతం వసో సోనుగుం సోనం సోనం వసోర్వసో సోనుగు సహస సూనుం వసోర్వసో సోనుగు సహస సోనుగు సహస సహస సోనుగు సోనుగు సహసో జాతవేద సంజాతవేద సగో సహస సోనుగు సోనుగు సహసో జాతవేద సంహసో జాతవేద సంజాతవేద సగో సహస సహసో జాతవేద జాతవేద సమితి జాత వేద సం విప్రన్న విప్రం విప్రన్న జాతవేద సంజాతవేద సన్న విప్రం విప్రన్న జాతవేద సం జాతవేద సంజాతవేద సన్నన జాతవేద సం జాతవేద సమితి జాత వేద సంయమూర్ధ్వయోర్ధ్వయాయోయ ఊర్ధ్వయా స్వధర స్వధర ఊర్ధ్వయాయోయ ఊర్ధ్వయా స్వధర ఊర్ధ్వయా స్వధర స్వధర ఊర్ధ్వయోర్ధ్వయా స్వధరో దేవో దేవస్వధర ఊర్ధ్వయోర్ధ్వయా స్వధరో దేవ స్వధరో దేవో దేవస్వధర స్వధరో దేవో దేవాచ్యా దేవాచ్యా దేవస్వధర స్వధరో దేవో దేవాచ్యా ఇది సుధర దేవో దేవాచ్యా దేవాచ్యా దేవో దేవో దేవాచ్యా కృపా కృపా దేవాచ్యా దేవో దేవో దేవాచ్యా కృపా దేవాచ్యా కృపా కృపా దేవాచ్యా దేవాచ్యా కృపా వేది కృపాష్టిం విభ్రాష్టి ఘృతస్య ఘృతస్య విభ్రాష్టిమన్వన విభ్రాష్టిం ఘృతస్య ఘృతస్య విభ్రాష్టిమను విభ్రాష్టిమన్వన విభ్రాష్టిం విభ్రాష్టిమను శుక్రశోచిష శుక్రశోచిషో ను విభ్రాష్టిం విభ్రాష్టిమను శుక్రశోచిషాష్టిమితి విభ్రాష్టిం అను శుక్రశోచిష శుక్రశోచిషో అన్మను శుక్రశోచిష ఆజుహ్వానస్య ఆజుహ్వానస్య శుక్రశోచిషో అన్మను శుక్రశోచిష ఆజుహ్వానస్య శోచిష ఆజు ఆజుహ్వానస్య శుక్లశోతిష ఆజుహ్వానస్య సర్పిష సర్పిష ఆజుహ్వానస్య శుక్లశోతిష శుక్లశోతిష ఆజుహ్వానస్య సర్పిష శుక్రశోతిష ఇది శుక్ర శోతిష ఆజుహ్వానస్య సర్పిష సర్పిష ఆజుహ్వానస్యాజుహ్వానస్య సర్పిష ఆజుహ్వానస్యేత్యాజుహ్వానస్య సర్పిష ఇది సర్పిష త్వన్నో నస్తమగ్నే జ్ఞేత్మన్న నస్తున్నో అంతమోంతమో నస్తున్నో అంతమ అంతమోంతమో నో నో అంతమ ఇత్యంతమః తత్రాతాత్రాతోతో తత్రాతా శివ శివస్త్రాతోతో తత్రాతా శివ శివ శివస్త్రాతాత్రాతా శివో భవ భవ శివస్త్రాతాత్రాతా శివో భవ శివో భవ భవ శివ శివో భవ రూక్షో వరూక్షో భవ శివ శివో భవ రూక్ష్యః రూక్ష్యో వరూక్ష్యో భవ భవ రూక్ష్యః రూక్ష ఇది వరూక్ష్యః త్వాతంతం త్వా శోతిష్ఠ శోతిష్ఠ త్వాతంతం త్వా శోతిష్ఠ త్వా శోతిష్ఠ శోతిష్ఠ త్వా త్వా శోతిష్ఠ దీదివో దీదివ శోతిష్ఠ త్వా త్వా శోతిష్ఠ దీదివ శోతిష్ఠ దీదివో దీదివ శోతిష్ఠ శోతిష్ఠ దీదివ దీదివ ఇది దీదివ సున్నాయ నూనం నూనగో సున్నాయ సున్నాయ నూనమీమహ ఈమహే నూనగో సున్నాయ సున్నాయ నూనమీమహే నూనమీమహ ఈమహే నూనం నూనమీమహే సఖిభ్య సఖిభ్య ఈమహే నూనం నూనమీమహే సఖిభ్యమహే సఖిభ్య సఖిభ్య ఈమహ ఈమహే సఖిభ్య సఖిభ్య ఇది సఖేభ్యగ్నగర్వ సర్వసు రగ్గర్వ శుశ్రవాశుశ్రవా అగ్గర్వ సర్వసు రగ్గర్వ శుశ్రవా అగ్నర్వ శుశ్రవాశుశ్రవా అగ్నిరగ్గర్వ శుశ్రవా శుశ్రవా ఇది వసూశ్రవా అచ్చానక్షి నక్ష్యచ్చాచ్చానక్షిద్యుమత్తమోద్యుమత్తమో నక్ష్యచ్చాచ్చానక్షిద్యుమత్తమః నక్ష్యద్యుమత్తమో నక్ష్యనక్ష్యద్యుమత్తమో రయిగో రయింద్యుమత్తమో నక్ష్యనక్ష్యద్యుమత్తమో రయింద్యుమత్తమో రయిగో రయింద్యుమత్తమోద్యుమత్తమో రయిందాదారయింద్యుమత్తమోద్యుమత్తమో రయిందామ ఇది ద్యుమద రయిందాదారయిగో రయిందా ఇది ఇంద్రాగ్నిభ్యాంద్రాగ్నిభ్యామింద్రాగ్నిభ్యాన్ సైజా సైజా ఆత్మేంద్రాగ్నిభ్యామింద్రాగ్నిభ్యాన్ సైజా ఇంద్రాగ్నిభ్యా సైజా సైజా ఆత్మాత్మా సైజా యుజా యుజా సైజా ఆత్మాత్మా సైజా యుజా యుజా యుజా యుజా సైజా సైజా యుజాయ రజ్మి రజ్మి యుజా సైజా సైజా యుజాయ రజ్మి సయుజేతి సా యుజా యుజాయ రజ్మి యజ్మి యుజా యుజాయ రజ్మి అఘారాభ్యామఘారాభ్యాయ రజ్మి యుజా యుజాయ రజ్మి అఘారాభ్యామఘారాభ్యాయ రజ్మి రజ్మి అఘారాభ్యాం తేజసా తేజసాఘారాభ్యాయ రజ్మి రజ్మి అఘారాభ్యాం తేజసాఘారాభ్యామఘారాభ్యాం తేజసావృత్య సావృత్య సా తేజసాఘారాభ్యామఘారాభ్యాం మధ్యమస్థేయాయ మధ్యమస్థేయాయ సజాతానాగుం సజాతానాం మధ్యమస్థేయాయ ౌరస్తుౌరంతరిక్షమంతరిక్షమ ज्योतिष्मदीं विश्वस्मै प्राणाय प्राणाय विश्वस्मै ज्योतिष्मदीं జ్యోతిష్మతీం విశ్వస్మై ప్రాణాయ విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ పానాయ పానాయ ప్రాణాయ విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ పానాయ ప్రాణాయ పానాయ పానాయ ప్రాణాయ ప్రాణాయ పానాయ విశ్వం విశ్వమపానాయ ప్రాణాయ ప్రాణాయ పానాయ విశ్వం ప్రాణాయేతి ప్రాణాయ పానాయ విశ్వం విశ్వమపానాయ పానాయ విశ్వం జ్యోతిర్జ్యోతిర్విశ్వమపానాయ పానాయ విశ్వం జ్యోతి పానాయేత్యపానాయ విశ్వం జ్యోతిర్జ్యోతిర్విశ్వం విశ్వం జ్యోతిర్యచ్చయచ్చ జ్యోతిర్విశ్వం విశ్వం జ్యోతిర్యచ్చయచ్చ జ్యోతిర్జ్యోతిర్యచ్చాగ్నిరగ్నిర్యచ్చ జ్యోతిర్జ్యోతిర్యచ్చాగ్ని యచ్చాగ్నిరగ్నిర్యచ్చయచ్చాగ్నిస్తే తేగ్నిర్యచ్చయచ్చాగ్నిస్తే ధిపతిరధిపతిస్తేగ్నిరగ్నిస్తేధిపతిపతిర్విశ్వకర్మా విశ్వకర్మాధిపతిస్తేధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిపతిరధిపతిర్విశ్వకర్మాధిప అంతరిక్షస్యాంతరిక్షస్య సాధయితుత్వాత్వా సాధయత్వంతరిక్షస్య సాధయత్వంతరిక్షస్యాంతరిక్షస్య సాధయితు సాధయత్వంతరిక్షస్య పృష్ఠే పృష్ఠే అంతరిక్షస్య సాధయితు సాధయత్వంతరిక్షస్య పృష్ఠే అంతరిక్షస్య పృష్ఠే పృష్ఠే అంతరిక్షస్యాంతరిక్షస్య పృష్ఠే జ్యోతిష్మతీం జ్యోతిష్మతీం పృష్ఠే అంతరిక్షస్యాంతరిక్షస్య పృష్ఠే జ్యోతిష్మతీ పృష్ఠే జ్యోతిష్మతీం జ్యోతిష్మతీం పృష్ఠే పృష్ఠే జ్యోతిష్మతీం విశ్వస్మై విశ్వస్మై జ్యోతిష్మతీం పృష్ఠే పృష్ఠే జ్యోతిష్మతీం విశ్వస్మై జ్యోతిష్మతీం విశ్వస్మై విశ్వస్మై జ్యోతిష్మతీం జ్యోతిష్మతీం విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ విశ్వస్మై జ్యోతిష్మతీం జ్యోతిష్మతీం విశ్వస్మై ప్రాణాయ విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ బాణాయ బాణాయ ప్రాణాయ విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ బాణాయ ప్రాణాయ బాణాయ బాణాయ ప్రాణాయ ప్రాణాయ బాణాయ విశ్వం విశ్వం బాణాయ ప్రాణాయ ప్రాణాయ బాణాయ విశ్వం ప్రాణాయేతి ప్రా అనాయ బాణాయ విశ్వం విశ్వమ బాణాయ బాణాయ విశ్వం జ్యోతిర్జ్యోతిర్ విశ్వమ బాణాయ బాణాయ విశ్వం జ్యోతి బాణాయేత్య పా అనాయ జ్యోతిర్జ్యోతిర్ విశ్వం విశ్వం జ్యోతిర్యచ్చ జ్యోతిర్ విశ్వం విశ్వం జ్యోతిర్యచ్చ జ్యోతిర్జ్యోతిర్యచ్చ వాయుర్వాయుర్యచ్చ జ్యోతిర్జ్యోతిర్యచ్చ వాయు వాయుర్వాయుర్యచ్చ వాయుస్తే వాయుర్యచ్చ వాయుస్తే వాయుస్తే వాయుర్వాయుస్తేధిపతిరధిపతిస్తే వాయుర్వాయుస్తేధిపతి ధిపతిరధిపతిస్తేధిపతి ప్రజాపతి ప్రజాపతిరధిపతిస్తేధిపతి ప్రజాపతి అధిపతి ప్రజాపతి ప్రజాపతిరధిపతిరధిపతి ప్రజాపతిస్వా త్వా ప్రజాపతిరధిపతిరధిపతి ప్రజాపతిస్వాధిపతిరధి ప్రజాపతిస్వా ప్రజాపతి ప్రజాపతిస్వా సాధయతు సాధయతు ప్రజాపతి ప్రజాపతిస్వా సాధయతు ప్రజాపతిరితి ప్రజాపతి సాధయతు సాధయతు త్వా సాధయతు దివో దివస్ సాధయతు త్వా సాధయతు దివ సాధయతు దివో దివస్ సాధయతు సాధయతు దివ పృష్ఠే పృష్ఠే దివస్ సాధయతు సాధయతు దివ పృష్ఠే దివ పృష్ఠే పృష్ఠే దివో దివ పృష్ఠే జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం పృష్ఠే దివో దివ పృష్ఠే జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం పృష్ఠే పృష్ఠే జ్యోతిష్మదీం విశ్వస్మై విశ్వస్మై జ్యోతిష్మదీం పృష్ఠే పృష్ఠే జ్యోతిష్మదీం విశ్వస్మై జ్యోతిష్మదీం విశ్వస్మై విశ్వస్మై జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ విశ్వస్మై జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం విశ్వస్మై ప్రాణాయ విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ బాణాయ బాణాయ ప్రాణాయ విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ బాణాయ ప్రాణాయ బాణాయ బాణాయ ప్రాణాయ ప్రాణాయ బాణాయ విశ్వం విశ్వమ బాణాయ ప్రాణాయ ప్రాణాయ బాణాయ విశ్వం బాణాయేతి ప్రాణాయ బాణాయ విశ్వం విశ్వమ బాణాయ బాణాయ విశ్వం జ్యోతిర్జ్యోతిర్విశ్వమ బాణాయ బాణాయ విశ్వం జ్యోతి బాణాయ అనాజేత్యప అనాజ విశ్వం జ్యోతిర్విశ్వం విశ్వం జ్యోతిర్యచ్చ జ్యోతిర్విశ్వం విశ్వం జ్యోతిర్యచ్చ జ్యోతిర్యచ్చేచ్ఛ జ్యోతిర్జ్యోతిర్యచ్ఛ పరమేష్ఠి పరమేష్ఠి యచ్ఛ జ్యోతిర్జ్యోతిర్యచ్ఛ పరమేష్ఠి పరమేష్ఠి పరమేష్ఠి యచ్చేచ్ఛ పరమేష్ఠి తే పరమేష్ఠి యచ్చేచ్ఛ పరమేష్ఠి పరమేష్ఠి తే పరమేష్ఠి పరమేష్ఠి వేధిపతిరధిపతిస్తే పరమేష్ఠి పరమేష్ఠి తేధిపతి తేధిపతి పురోవాతసని పురోవాతసనిరధిపతిస్తే తేధిపతి పురోవాతసని అధిపతి పురోవాతసని పురోవాతసనిరధిపతిరధిపతి పురోవాతసనిరస్యసి పురోవాతసనిరధిపతిరధిపతి పురోవాతసనిరసి అధిపతిరిత్యధి పురోవాతసనిరస్యసి పురోవాతసని పురోవాతసనిరస్య భ్రసనిరభ్రసనిరసి పురోవాతసని పురోవాతసనిరస్య భ్రసని పురోవాతసనిరితి పురోవాతసని ప్రసనిరస్యసనిరస్యసనిరస్యసనిరసి విద్యుత్సనిర్విద్యుత్సనిరస్య ప్రసనిరప్రసనిరసి విద్యుత్సని ప్రసనిరిత్యభ్రసని విద్యుత్సనిర్విద్యుత్సనిరస్యసి విద్యుత్సనిరస్యసి విద్యుత్సనిరస్యసి విద్యుత్సనిరసి విద్యుత్సనిరస్యసి విద్యుత్సనిర్విద్యుత్సనిరసిస్తనయత్నసనిస్తనయత్నసనిరసి విద్యుత్సనిర్విద్యుత్సనిరసిస్తనయత్నసని వృష్టి సనిరస్యసి ్నేరగ్నేరసి వృష్టి సనిర్వృష్టి సనిరస్యగ్నేరగ్నేరస్యగ్నేర్యానియాన్యగ్నేరస్యగ్నేర్యానిగ్నేర్యానియాన్యగ్నేరగ్నేర్యాన్యసి దేవానామస్యసి దేవానామగ్నేయాన్యగ్నేయాని దేవానామగ్నేయాన్యస్యస్యగ్నేయాని దేవానామగ్నేయాన్యసిగ్నేయాన్యస్యస్యగ్నేయాన్యగ్నేయాన్యసి వాయోర్వాజోరస్యగ్నేయాన్యగ్నేయాన్యసి వాయోర్నేయానీత్యగ్నేయాని వాజోర్వాజోరస్యసి వాజోర్యానియాని వాజోరస్యసి వాజోర్యాని వాయోర్యానియాని వాజోర్వాజోర్యాన్యస్యసియాని వాజోర్వాజోర్యాన్యసి యాన్యస్యసి జానీయాన్యసి దేవానాం దేవానామసి జానీయాన్యసి దేవానాం దేవానాం దేవానామస్యసి దేవానాం వాయోయాని వాయోయాని దేవానామస్యసి దేవానాం వాయోయాని దేవానాం వాయోయాని వాయోయాని దేవానాం దేవానాం వాయోయాన్యస్యసి వాయోయాని దేవానాయోజాన్యసి వాయోజాని వాయోజాన్యస్యంతరిక్షస్యాంతరిక్షస్యాసి వాయోజాని వాయోజాన్యస్యంతరిక్షస్య వాయోజానీతి వాయోయానీ అంతరిక్షస్యాస్యస్యంతరిక్షస్యయానీయాన్యంతరిక్షస్యాస్యస్యంతరిక్షస్యయానీ యాన్యస్యసి దేవానాం దేవానామస్యసి యాన్యస్యసి దేవానామస్యసి దేవానామంతరిక్షయాన్యంతరిక్షయాని దేవానామస్యసి దేవానామంతరిక్షయాని దేవానామంతరిక్షయాన్యంతరిక్షయాని దేవానాం దేవానామంతరిక్షయాన్యస్యస్యంతరిక్షయాని దేవానాం దేవానామంతరిక్షయాన్యసి అంతరిక్షయాన్యస్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యస్యంతరిక్షమంతరిక్షమస్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యస్యంతరిక్షమస్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యస్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యస్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయాన్యంతరిక్షయా వచ్చోదాం వచ్చోదాన్ వావర్తతే వచ్చసి వచ్చోదాం వచ్చోదాన్ వావర్తతే చోదామితి వచ్చ వచ్చసి వచ్చసి వచ్చసి ద్రవిణోదాన్ ద్రవిణోదాం వచ్చసి వచ్చసి ద్రవిణోదాన్ ద్రవిణోదాం వచ్చసి వచ్చసి ద్రవిణోదాన్ ద్రవిణోదాం వచ్చసి వచ్చసి ద్రవిణోదాన్ ద్రవిణోదాన్ ద్రవిణోదాన్ ద్రవిణోదాన్ ద్రవిణే ద్రవిణే ద్రవిణోదాన్ ద్రవిణోదాన్ ద్రవిణే ద్రవిణోదామితి ద్రవిణ ద్రవిణే ద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి తేన తేన సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి తేన సాధయామి తేన తేన సాధయామి సాధయామి తేన ఋషిణ ఋషిణ తేన సాధయామి సాధయామి తేన ఋషిణ తేన ఋషిణ ఋషిణ తేన తేన ఋషిణ తేన తేన ఋషిణ తేన తేన ఋషిణ తేన ఋషిణ తేన తేన ఋషిణ ఋషిణ తేన బ్రహ్మణ బ్రహ్మణ తేన ఋషిణ ఋషిణ తేన బ్రహ్మణ తేన బ్రహ్మణ బ్రహ్మణ తేన తేన బ్రహ్మణ తయా తయా బ్రహ్మణ తేన తేన బ్రహ్మణ తయా బ్రహ్మణ తయా తయా బ్రహ్మణ బ్రహ్మణ తయా దేవతయా దేవతయా తయా బ్రహ్మణ బ్రహ్మణ తయా దేవతయా దేవతయా దేవతయా తయా తయా దేవతయాంగిరస్వదంగిరస్వత్ దేవతయా తయా తయా దేవతయాంగిరస్వత్ దేవతయాంగిరస్వదంగిరస్వత్ దేవతయా దేవతయాంగిరస్వత్ ధ్రువా ధ్రువాంగిరస్వత్ దేవతయా దేవతయాంగిరస్వత్ ధ్రువాంగిరస్వత్ ధ్రువా ధ్రువాంగిరస్వదంగిరస్వత్ ధ్రువాసీద సీద ధ్రువాంగిరస్వదంగిరస్వత్ ధ్రువాసీద ధ్రువాసీద సీద ధ్రువా ధ్రువాసీద సీదేతి సీద భూయస్కృతస్యతి భూయస్కృత్ భూయస్కృతసి పరివస్కృత్ పరివస్కృతసి భూయస్కృత్ భూయస్కృతసి పరివస్కృత యస్కృతితి భూయ కృత్ పరివస్కృత్ పరివస్కృతస్యతి పరివస్కృతస్యతి పరివస్కృతస్యతి పరివస్కృతసి పరివస్కృతస్యసి పరివస్కృత్ పరివస్కృతసి ప్రాచీ ప్రాచ్యసి పరివస్కృత్ పరివస్కృతసి ప్రాచీ పరివస్కృతితి పరివహ కృత్ ప్రాచీ ప్రాచ్యస్యసి ప్రాచ్యస్యసి ప్రాచ్యస్యసి ప్రాచ్యసి ప్రాచ్యస్యసి ప్రాచే ప్రాచ్యస్యోర్ధ్వోర్ధ్వాసి ప్రాచే ప్రాచ్యస్యోర్ధ్వా స్యోర్ధ్వాస్యస్యోర్ధ్వాస్యస్యోర్ధ్వాస్యస్యోర్ధ్వాసి ద్రవిణే సాధయామి అంతరిక్షస్యాంతరిక్షస్య సాధయామి సాధయామ్యంతరిక్షస్య త్వాత్ వాంతరిక్షస్య సాధయామి సాధయామ్యంతరిక్షస్య త్వాంతరిక్షస్య త్వాత్ వాంతరిక్షస్యాంతరిక్షస్య త్వాత్ ద్రవిణే ద్రవిణే త్వాంతరిక్షస్యాంతరిక్షస్య త్వాత్ ద్రవిణే ద్రవిణే ద్రవిణే త్వాత్ ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే త్వాత్ ద్రవిణే సాధయామి ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి దివో దివస్ సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి దివ సాధయామి దివో దివస్ సాధయామి సాధయామి దివస్వా దివస్ సాధయామి సాధయామి దివస్వా దివో దివస్ ద్రవిణే ద్రవిణే త్వా దివో దివస్ ద్రవిణే ద్రవిణే ద్రవిణే త్వాద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే త్వాద్రవిణే సాధయామి ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి దిశాం దిశాగో సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి దిశాయామి దిశాం దిశాగో సాధయామి సాధయామి దిశాం త్వా దిశాగో సాధయామి సాధయామి దిశాం దిశాం త్వా దిశాం దిశాం త్వాద్రవిణే ద్రవిణే త్వా దిశాం దిశాం త్వాద్రవిణే ద్రవిణే ద్రవిణే త్వాద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే త్వాద్రవిణే సాధయామి ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి ద్రవిణోదాం ద్రవిణోదాగం సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి ద్రవిణోదా సాధయామి ద్రవిణోదాం ద్రవిణోదాగం సాధయామి సాధయామి ద్రవిణోదాం త్వాద్రవిణోదాగం సాధయామి సాధయామి ద్రవిణోదాం త్వాద్రవిణోదాం ద్రవిణోదాం త్వాద్రవిణే ద్రవిణే త్వాద్రవిణోదాం ద్రవిణోదాం త్వాద్రవిణే ద్రవిణోదామిది ద్రవిణ ద్రవిణే ద్రవిణే త్వాద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే త్వాద్రవిణే సాధయామి ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి ప్రాణం రాణగం సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి ప్రాణం సాధయామి ప్రాణం రాణగం సాధయామి సాధయామి ప్రాణం మే మే ప్రాణగం సాధయామి సాధయామి ప్రాణం మే ప్రాణం మే మే ప్రాణం ప్రాణం మే బాహి బాహి మే ప్రాణం ప్రాణం మే బాహి ప్రాణమితి ప్రాణం మే బాహి బాహి మే మే బాహ్య బాణమ బాణం బాహి మే మే బాహ్య బాణం బాహ్య బాణమ బాణం బాహి బాహ్య బాణం మే మే అబాణం బాహి బాహ్య బాణం మే బాణం మే మే అబాణమ బాణం మే బాహి బాహి మే అబాణమ బాణం మే బాహి అబాణమిత్యపానం మే బాహి బాహి మే మే బాహి వ్యానం వ్యానం బాహి మే మే బాహి వ్యానం బాహి వ్యానం వ్యానం బాహి బాహి వ్యానం మే మే వ్యానం బాహి బాహి వ్యానం మే వ్యానం మే మే వ్యానం వ్యానం మే బాహి బాహి మే వ్యానం వ్యానం మే బాహి వ్యానమితి వ్యానం మే బాహి బాహి మే మే బాహ్యాయురాయ బాహి మే మే బాహ్యాయు బాహ్యాయురాయ బాహి బాహ్యాయుర్మే మహాయు బాహి బాహ్యాయుర్మే ఆయుర్మే మహాయురాయుర్మే బాహి బాహి మహాయురాయుర్మే బాహి బాహి బాహి మే మే బాహి విశ్వాయుర్విశ్వాయు బాహి మే మే బాహి విశ్వాయు బాహి విశ్వాయుర్విశ్వాయు బాహి బాహి విశ్వాయుర్మే మే విశ్వాయు బాహి బాహి విశ్వాయుర్మే విశ్వాయుర్మే మే విశ్వాయుర్విశ్వాయుర్మే బాహి బాహి మే విశ్వాయుర్విశ్వాయుర్మే బాహి విశ్వాయురితి విశ్వాయు మే బాహి బాహి మే మే బాహి సర్వాయు సర్వాయు బాహి మే మే బాహి సర్వాయు బాహి సర్వాయు సర్వాయు బాహి బాహి సర్వాయుర్మే మే సర్వాయు బాహి బాహి సర్వాయుర్మే సర్వాయుర్మే మే సర్వాయు సర్వాయుర్మే బాహి బాహి మే సర్వాయు సర్వాయుర్మే బాహి సర్వాయురితి సర్వాయు మే బాహి బాహి మే మే బాహ్యగ్నే బాహి మే మే బాహ్యగ్నే బాహ్యగ్నే బాహి బాహ్యగ్నే యద్యదగ్నే బాహి బాహ్యగ్నే యత్ అగ్నే యద్యదగ్నే గ్నేయత్తే తేజదగ్నే గ్నేయత్తే తేజ్యత్తే పరం పరం తేజ్యత్తే పరం తే పరం పరం తే పరగో హృద్ధృత్ పరం తే పరగో హృత్ హృద్ధృత్ పరం పరగో హృన్నామ నామ హృత్ పరం పరగో హృన్నామ నామ నామ హృద్ధృన్నామ తౌ తౌ నామ హృద్ధృన్నామ తౌ నామ తౌ తౌ నామ నామ తా వా తౌ నామ నామ తా వా వా తౌ తా వే హి హ్యా తౌ తా వే హి సగోరభావహై పాంచజన్యేషు పాంచజన్యేషు రభావహై సగో సగోరభావహై పాంచజన్యేషు రభావహై పాంచజన్యేషు పాంచజన్యేషు రభావహై రభావహై పాంచజన్యేష్వప్యభిపాంచజన్యేషు రభావహై రభావహై పాంచజన్యేష్వపి పాంచజన్యేష్వప్యపి పాంచజన్యేషు పాంచజన్యేష్వప్యేధ్యేధ్యపి పాంచజన్యేషు పాంచజన్యేష్వప్యేధి పాంచజన్యేష్విది పాంచ నాదో వషట్కారేణ అర్ధ రుద్ధో వషట్కారేణ నాదో నాదో వషట్కారేణార్ధః నాద ఇత్యన్న అదః కారేణార్ధ రుద్ధో వషట్కారేణ వషట్కారేణార్ధ సాంనా సాంనార్ధో వషట్కారేణ వషట్కారేణార్ధ సాంనా కారేణేతి వషట్ కారేణ సాంనా సాంనార్ధ రుద్ధ సాంనా తనోపాస్తనోపా సాంనార్ధ రుద్ధ సాంనా తనోపాస్తనోపాస్తనోపా విరాజా విరాజా తనోపాస్తనోపా విరాజా నోపా విరాజా విరాజా తనోపాస్తనోపా విరాజా జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ విరాజా తనోపాస్తనోపా విరాజా జ్యోతిష్మాన్ తనోపా విరాజా జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ విరాజా విరాజా జ్యోతిష్మాన్ బ్రహ్మణ బ్రహ్మణ జ్యోతిష్మాన్ విరాజా విరాజా జ్యోతిష్మాన్ బ్రహ్మణ రాజేతి విరాజా జ్యోతిష్మాన్ బ్రహ్మణ బ్రహ్మణ జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ బ్రహ్మణ సోమపా సోమపా బ్రహ్మణ జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ బ్రహ్మణ సోమపా సోమపా సోమపా బ్రహ్మణ బ్రహ్మణ సోమపా గోభిర్గోభిస్వమపా బ్రహ్మణ బ్రహ్మణ సోమపా గోభి సోమపా గోభిర్గోభిస్వమపా సోమపా గోభిర్యజ్ఞం యజ్ఞం గోభిస్వమపా సోమపా గోభిర్యజ్ఞం సోమపా ఇది సోమపాభిర్యజ్ఞం యజ్ఞం గోభిర్గోభిర్యజ్ఞం దాధార దాధార యజ్ఞం గోభిర్గోభిర్యజ్ఞం దాధార దాధార దాధార యజ్ఞం యజ్ఞం దాధార క్షత్రేణ క్షత్రేణ దాధార యజ్ఞం యజ్ఞం దాధార క్షత్రేణ దాధార క్షత్రేణ క్షత్రేణ దాధార దాధార క్షత్రేణ మనుష్యాన్ మనుష్యాన్ క్షత్రేణ దాధార దాధార క్షత్రేణ మనుష్యాన్ క్షత్రేణ మనుష్యాన్ మనుష్యాన్ క్షత్రేణ క్షత్రేణ మనుష్యాన్ అశ్వేన అశ్వేన మనుష్యాన్ క్షత్రేణ క్షత్రేణ మనుష్యాన్ అశ్వేన మనుష్యాన్ అశ్వేన అశ్వేన మనుష్యాన్ మనుష్యాన్ అశ్వేన చాశ్వేన మనుష్యాన్ మనుష్యాన్ అశ్వేన చాశ్వేన చాశ్వేన అశ్వేన చరథేన రథేన చాశ్వేన అశ్వేన చరథేన చరథేన రథేన చరథేన చరథేన చరథేన చరథేన చరథేన రథేన చ వజ్రీ వజ్రీ చరథేన రథేన చ వజ్రీ వజ్రే వజ్రే తద వజ్రియుర్దుభిర్ ఋతుభిర్ వజ్రే తద వజ్రియుర్దుభిః వజ్రియుర్దుభిర్ ఋతుభిర్ వజ్రీ వజ్రియుర్దుభిః ప్రభు ప్రభుర్ ఋతుభిర్ వజ్రీ వజ్రియుర్దుభిః ప్రభు ప్రభు ప్రభుర్ ఋతుభిర్ ఋతుభిః ప్రభు సంవత్సరేణ సంవత్సరేణ ప్రభుర్ ఋతుభిర్ ఋతుభిః ప్రభు సంవత్సరేణ ప్రభు సంవత్సరేణ సంవత్సరేణ ప్రభు ప్రభు సంవత్సరేణ పరిభో పరిభో సంవత్సరేణ ప్రభు ప్రభు సంవత్సరేణ పరిభో సంవత్సరేణ పరిభో పరిభో సంవత్సరేణ సంవత్సరేణ పరిభోస్తపసా తపసా పరిభో సంవత్సరేణ సంవత్సరేణ పరిభోస్తపసాత్సరేణేతి సంవత్సరేణ పరిభోస్తపసా తపసా పరిభో పరిభోస్తపసానాధృష్టో నాధృష్టస్తపసా పరిభో పరిభోస్తపసానాధృష్టరిభోరితి పరిభో తపసానాధృష్టో నాధృష్టస్తపసా తపసానాధృష్ట సూర్య సూర్యో నాధృష్టస్తపసా తపసానాధృష్ట సూర్య నాధృష్ట సూర్య సూర్యో నాధృష్టో నాధృష్ట సూర్య సన్ సన్ సూర్యో నాధృష్టో నాధృష్ట సూర్య సన్ అనాధృష్ట ఇత్యనా సూర్య సన్ సన్ సూర్య సూర్య సందనోభిస్తనోభిస్ సన్ సూర్య సూర్య సందనోభి సందనోభిస్తనోభిస్ సన్ సందనోభి ప్రజాపతిర్మనసా మనసా ప్రజాపతి ప్రజాపతిర్మనసాంధోంధో మనసా ప్రజాపతి ప్రజాపతిర్మనసాంధ ప్రజాపతిరితి ప్రజాపతి మనసాంధోంధో మనసా మనసాంధోచ్ఛేతోచ్ఛేతోంధో మనసా మనసాంధోచ్ఛేత ఛేతోచ్ఛేతోంధోంధోచ్ఛేతో ధాత ధాత ఛేతోంధోంధోచ్ఛేతో ధాత ఛేతో ధాత ధాత ఛేతోచ్ఛేతో ధాత దీక్షాయాం దీక్షాయాం ధాత ఛేతోచ్ఛేతో ధాత దీక్షాయాం ఛేత ఇత్యచ్చ ఇతః ధాత దీక్షాయాం దీక్షాయాం ధాత ధాత దీక్షాయాగో సవిత సవిత దీక్షాయాం ధాత ధాత ఆసాదితో దిర్ధానే హర్ధానే దిరాసాదిత ధాన ఇతి హవిః ధానే హరితిరాసాదిత ఆసాదితోదితిరదితిరాసాదితో విష్ణుర్విష్ణురాసాదితోదితిరదితిరాసాదితో విష్ణుః ఆసాదితో విష్ణుర్విష్ణురాసాదిత ఆసాదితో విష్ణుర్భావ క్రియమాణ ఉభావ క్రియమాణో విష్ణురాసాదిత ఆసాదితో విష్ణుర్భావ క్రియమాణ ఆసాదిత ఇత్యాసాదిత విష్ణుర్భావ క్రియమాణ ఉభావ క్రియమాణో విష్ణుర్విష్ణుర్భావ క్రియమాణోథర్వాథర్వోభావ క్రియమాణో విష్ణుర్విష్ణుర్భావ క్రియమాణోథర్వాభావ క్రియమాణోథర్వాథర్వోభావ క్రియమాణ ఉభావ క్రియమాణోథర్వోపోత్త ఉపోత్తోథర్వోభావ క్రియమాణ ఉభావ క్రియమాణోథర్వోపోత్త క్రియమాణ ఇత్యుపా క్రియమాణ అథర్వోపోత్త ఉపోత్తోథర్వాథర్వోపోత్తో యమో యమ ఉపోత్తోథర్వాథర్వోపోత్తో యమ ఉపోత్తో యమో యమ ఉపోత్త ఉపోత్తో యమో విషుతో విషుతో యమ ఉపోత్త ఉపోత్తో యమో విషుత ఉపోత్త ఇత్యుపా యమో విషుతో విషుతో యమో యమో విషుతో భూతప అపూతప అభిషుతో యమో యమో విషుతో భూతప విషుతో భూతప అపూతప అభిషుతో విషుతో భూతప ఆధూయమాన ఆధూయమానో భూతప అభిషుతో విషుతో భూతప ఆధూయమాన అభిషుత ఇత్యభిసుత అపూతప ఆధూయమాన ఆధూయమానో భూతప అపూతప అధూయమానో వాయుర్వాయురాధూయమానో భూతప అపూతప ఆధూయమానో వాయు భూతప ఇత్యభూత ధూయమానో వాయుర్వాయురాధూయమానాధూయమానో వాయుర్పూయమాన పూయమానో వాయురాధూయమాన ఆధూయమానో వాయుర్పూయమాన ధూయమాన ఇత్యాధూయమాన వాయుర్పూయమాన పూయమానో వాయుర్వాయుర్పూయమానో మిత్రమిత్ర పూయమానో వాయుర్వాయుర్పూయమానో మిత్ర పూయమానో మిత్రమిత్ర పూయమాన పూయమానో మిత్ర క్షీరశ్రీ క్షీరశ్రీర్మిత్ర పూయమాన పూయమానో మిత్ర క్షీరశ్రీ క్షీరశ్రే క్షీరశ్రేర్మిత్రో మిత్ర క్షీరశ్రేర్మంథే మంథే క్షీరశ్రేర్మిత్రో మిత్ర క్షీరశ్రేర్మంథే క్షీరశ్రేర్మంథే మంథే క్షీరశ్రీ క్షీరశ్రేర్మంథే సత్వశ్రీ సత్వశ్రీర్మంథే క్షీరశ్రీ క్షీరశ్రేర్మంథే సత్వశ్రీ క్షీరశ్రీరితి క్షీరశ్రీ సత్వశ్రీ సత్వశ్రీర్మంథే మంథే సత్వశ్రీర్వై ఈశ్వరేవ వైశ్వదేవ సత్వశ్రీర్మంథే మంథే సత్వశ్రీర్వై ఈశ్వదేవ సత్వశ్రీర్వై ఈశ్వదేవ వైశ్వదేవ సత్వశ్రీ సత్వశ్రీర్వై ఈశ్వదేవ ఉన్నీత ఉన్నీతో వైశ్వదేవ సత్వశ్రీ సత్వశ్రీర్వై ఈశ్వదేవ ఉన్నీత సత్వశ్రీరితి సత్వశ్రీ వైశ్వదేవ ఉన్నీత ఉన్నీతో వైశ్వదేవ వైశ్వదేవ ఉన్నీతో రుద్రో రుద్ర ఉన్నీతో వైశ్వదేవ వైశ్వదేవ ఉన్నీతో రుద్ర వైశ్వదేవ ఇతి వైశ్వదేవ ఉన్నీతో రుద్రో రుద్ర ఉన్నీత ఉన్నీతో రుద్ర ఆహుత ఆహుతో రుద్ర ఉన్నీత ఉన్నీతో రుద్ర ఆహుత ఉన్నీత ఇత్యుత రుద్ర ఆహుత ఆహుతో రుద్రో రుద్ర ఆహుతో వాయుర్వాయురాహుతో రుద్రో రుద్ర ఆహుతో వాయు ఆహుతో వాయుర్వాయురాహుత ఆహుతో వాయురావృత్త ఆవృత్తో వాయురాహుత ఆహుతో వాయురావృత్త ఆహుత ఇత్యాహుత వాయురావృత్త ఆవృత్తో వాయుర్వాయురావృత్త రుచక్ష రుచక్ష ఆవృత్తో వాయుర్వాయురావృత్త రుచక్ష ఆవృత్తో రుచక్ష రుచక్ష ఆవృత్త ఆవృత్తో రుచక్ష ప్రతిఖ్యాత ప్రతిఖ్యాతో రుచక్ష ఆవృత్త ఆవృత్తో రుచక్ష ప్రతిఖ్యాత ఆవృత్త ఇత్యావృత్త ప్రతిఖ్యాత ప్రతిఖ్యాతో రుచక్ష రుచక్ష ప్రతిఖ్యాతో భక్ష భక్ష ప్రతిఖ్యాతో రుచక్ష రుచక్ష ప్రతిఖ్యాతో భక్ష రుచక్ష ఇంద్ర చక్ష ప్రతిఖ్యాతో భక్ష భక్ష ప్రతిఖ్యాత ప్రతిఖ్యాతో భక్ష ఆగత ఆగతో భక్ష ప్రతిఖ్యాత ప్రతిఖ్యాతో భక్ష ఆగత ప్రతిఖ్యాత ఇది ప్రతిఖ్యాత భక్ష ఆగత ఆగతో భక్ష భక్ష ఆగత పితృణాం పితృణామాగతో భక్ష భక్ష ఆగత పితృణాం పితృణాం పితృణామాగత ఆగత పితృణాన్ నారాశుంసో నారాశుంస పితృణామాగత ఆగత పితృణాన్ నారాశుంస ఆగత ఇత్యాగత పితృణాన్ నారాశుంసో నారాశుంస పితృణాం పితృణాన్ నారాశకుంసో సరసం నారాశకుంస పితృణాం పితృణాన్ నారాశకుంసోసు నారాశకుంసో సరసం నారాశకుంసో నారాశకుంసో సురాత్త ఆత్తో సం నారాశకుంసో నారాశకుంసో సురాత్త సురాత్త ఆత్తో సరసురాత్త సింధు సింధురాత్తో సరసురాత్త సింధు ఆత్త సింధు సింధురాత్త ఆత్త సింధురవభృథమవభృథగో సింధురాత్త ఆత్త సింధురవభృథం సింధురవభృథమవభృథగో సింధు సింధురవభృథమవ ప్రయన్నవ ప్రయన్నవ భృథగో సింధు సింధురవభృథమవ ప్రయన్ అవభృథమవ ప్రయన్నవ ప్రయన్నవ భృథమవ భృథమవ ప్రయన్ సముద్ర సముద్రవ ప్రయన్నవ భృథమవ భృథమవ ప్రయన్ సముద్ర భృథమిత్యవ భృథం అవ ప్రయన్ సముద్ర సముద్రవ ప్రయన్నవ ప్రయన్ సముద్రోవగతోవగత సముద్రవ ప్రయన్నవ ప్రయన్ సముద్రోవగత ప్రయన్ నిత్యవ ప్రయన్ సముద్రోవగతోవగత సముద్ర సముద్రోవగత సలిలస్ సలిలోవగత సముద్ర సముద్రోవగత సలిల అవగత సలిలస్ సలిలోవగతోవగత సలిల ప్రప్లుత ప్రప్లుత సలిలోవగతోవగత సలిల ప్రప్లుత అవగత ఇత్యవగత సలిల ప్రప్లుత ప్రప్లుత సలిల సలిల ప్రప్లుత సువ సువ ప్రప్లుత సలిల సలిల ప్రప్లుత సువ ప్రప్లుత సువ సువ ప్రప్లుత ప్రప్లుత సువ రుద్రిత ముద్రిత గోసువ ప్రప్లుత ప్రప్లుత సువ రుద్రిచం ప్రప్లుత ఇది ప్రప్లుత సువ రుద్రిత ముద్రిత గోసువ సువ రుద్రిచం గతో గత ఉద్రిత గోసువ సువ రుద్రిచం నక్షత్రం నక్షత్రం కృత్తికా కృత్తికా నక్షత్రమగ్నిరగ్నిర్ నక్షత్రం కృత్తికా కృత్తికా నక్షత్రమగ్ని నక్షత్రమగ్నిరగ్నిర్ నక్షత్రం నక్షత్రమగ్నిర్దేవత దేవతాగ్నిర్ నక్షత్రం నక్షత్రమగ్నిర్దేవత దేవత దేవతాగ్నిరగ్నిర్దేవతాగ్నిరగ్నిర్దేవతాగ్నిరగ్నిర్దేవతాగ్నే దేవతాగ్నేరగ్నేర్దేవత దేవతాగ్నేరుచోరుచోగ్నేర్దేవత దేవతాగ్నేరుచోరుచోగ్నేరగ్నేరుచస్థస్థరుచోగ్నేరగ్నేరుచస్థస్థరుచోరుచస్థ ప్రజాపదే ప్రజాపదే స్థరుచోరుచస్థ ప్రజాపదే ప్రజాపదే ప్రజాపదే స్థస్థ ప్రజాపతేర్ధాతుర్ధాతు ప్రజాపదే స్థస్థ ప్రజాపతేర్ధాతు ప్రజాపతేర్ధాతుర్ధాతు ప్రజాపతే ప్రజాపతేర్ధాతు సోమస్య సోమస్య ధాతు ప్రజాపతే ప్రజాపతేర్ధాతు సోమస్య ప్రజాపతేరిది ప్రజాపతే ధాతు సోమస్య సోమస్య ధాతుర్ధాతు సోమస్య చర్చే సోమస్య ధాతుర్ధాతు సోమస్య చర్చే సోమస్య చర్చే సోమస్య సోమస్య చర్చే త్వర్చే సోమస్య సోమస్య చర్చే త్వర్చర్చే త్వరుచే రుచే త్వర్చర్చే త్వరుచే త్వరుచే రుచే త్వరుచే త్వరుచే త్వరుచే త్వరుచే త్వరుచే రుచే త్వద్యుతే ద్యుతే త్వరుచే రుచే త్వద్యుతే త్వద్యుతే ద్యుతే త్వద్యుతే త్వద్యుతే త్వద్యుతే త్వద్యుతే త్వద్యుతే ద్యుతే త్వభాసే భాసే త్వద్యుతే ద్యుతే త్వభాసే భాసే భాసే త్వభాసే త్వభాసే త్వభాసే త్వభాసే త్వభాసే భాసే త్వజ్యోతిషే జ్యోతిషే త్వభాసే భాసే త్వజ్యోతిషే జ్యోతిషే జ్యోతిషే త్వజ్యోతిషే త్వజ్యోతిషే త్వజ్యోతిషే త్వజ్యోతిషే త్వజ్యోతిషే జ్యోతిషే త్వరోహిణీ రోహిణీ త్వజ్యోతిషే జ్యోతిషే త్వరోహిణీ రోహిణీ రోహిణీ త్వరోహిణీ నక్షత్రం నక్షత్రగో రోహిణీ త్వరోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం నక్షత్రగో రోహిణీ రోహిణీ నక్షత్రం ప్రజాపతి ప్రజాపతిర్నక్షత్రగో రోహిణీ రోహిణీ నక్షత్రం ప్రజాపతి నక్షత్రం ప్రజాపతి ప్రజాపతిర్నక్షత్రం నక్షత్రం ప్రజాపతిర్దేవత దేవత ప్రజాపతిర్నక్షత్రం నక్షత్రం ప్రజాపతిర్దేవత ప్రజాపతిర్దేవత దేవత ప్రజాపతి ప్రజాపతిర్దేవత మృగశీరుషం మృగశీరుషం దేవత ప్రజాపతి ప్రజాపతిర్దేవత మృగశీరుషం ప్రజాపతిరిది ప్రజాపతి దేవత మృగశీరుషం మృగశీరుషం దేవత దేవత మృగశీరుషం నక్షత్రం నక్షత్రం మృగశీరుషం దేవత దేవత మృగశీరుషం నక్షత్రం మృగశీరుషం నక్షత్రం నక్షత్రం మృగశీరుషం మృగశీరుషం నక్షత్రం సోమ సోమో నక్షత్రం మృగశీరుషం మృగశీరు శీర్షం నక్షత్రకం సోమ మృగశీర్షమితి మృగ శీర్షం నక్షత్రకం సోమ సోమో నక్షత్రం నక్షత్రకం సోమో దేవత దేవత సోమో నక్షత్రం నక్షత్రకం సోమో దేవత సోమో దేవత దేవత సోమ సోమో దేవతార్ద్రార్ద్రా దేవత సోమ సోమో దేవతార్ద్రా దేవతార్ద్రార్ద్రా దేవత దేవతార్ద్రా నక్షత్రం నక్షత్రమార్ద్రా దేవత దేవతార్ద్రా నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం నక్షత్రమార్ద్రార్ద్రా నక్షత్రగో రుద్రో రుద్రో నక్షత్రమార్ద్రార్ద్రా నక్షత్రగో రుద్ర నక్షత్రగో రుద్రో రుద్రో నక్షత్రం నక్షత్రగో రుద్రో దేవత దేవత రుద్రో నక్షత్రం నక్షత్రగో రుద్రో దేవత రుద్రో దేవత దేవత రుద్రో రుద్రో దేవత పునర్వసు పునర్వసు దేవత రుద్రో రుద్రో దేవత పునర్వసు దేవత పునర్వసు పునర్వసు దేవత దేవత పునర్వసు నక్షత్రం నక్షత్రం పునర్వసు దేవత దేవత పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రం నక్షత్రం పునర్వసు పునర్వసు నక్షత్రమతి తరది తర్ నక్షత్రం పునర్వసు పునర్వసు నక్షత్రమతి పునర్వసు ఇది పునః నక్షత్రమతి తరది తర్ నక్షత్రం నక్షత్రమది దేవత దేవతాది ధర్ నక్షత్రం నక్షత్రమది దేవత దేవత దేవతాది ధరది దర్దేవత తిష్యస్తిష్యో దేవతాది ధరది దర్దేవత తిష్య దేవత తిష్యస్తిష్యో దేవత దేవత తిష్యో నక్షత్రం నక్షత్రం తిష్యో దేవత దేవత తిష్యో నక్షత్రం తిష్యో నక్షత్రం నక్షత్రం తిష్యస్తిష్యో నక్షత్రం బృహస్పతిర్ బృహస్పతిర్ నక్షత్రం తిష్యస్తిష్యో నక్షత్రం బృహస్పతి నక్షత్రం బృహస్పతిర్ బృహస్పతిర్ నక్షత్రం నక్షత్రం బృహస్పతిర్దేవత దేవత బృహస్పతిర్ నక్షత్రం నక్షత్రం బృహస్పతిర్దేవత బృహస్పతిర్దేవత దేవత బృహస్పతిర్ బృహస్పతిర్దేవత శ్రేషా శ్రేషా దేవత బృహస్పతిర్ బృహస్పతిర్దేవత శ్రేషా శ్రేషా శ్రేషా దేవత దేవత శ్రేషా నక్షత్రం నక్షత్రమాశ్రేషా దేవత దేవత ఆశ్రేషా నక్షత్రం ఆశ్రేషా నక్షత్రం నక్షత్రమాశ్రేషా ఆశ్రేషా నక్షత్రగో సర్పా సర్పా నక్షత్రమాశ్రేషా శ్రేషా నక్షత్రగో సర్పా శ్రేషా ఇత్యా శ్రేషా నక్షత్రగో సర్పా సర్పా నక్షత్రం నక్షత్రగో సర్పా దేవత దేవత సర్పా నక్షత్రం నక్షత్రగో సర్పా దేవత దేవత దేవత సర్పా సర్పా దేవత మఘ మఘ దేవత సర్పా సర్పా దేవత మఘ దేవత మఘ మఘ దేవత దేవత మఘ నక్షత్రం నక్షత్రం మఘ దేవత దేవత మఘ నక్షత్రం మఘ నక్షత్రం నక్షత్రం మఘ మఘ నక్షత్రం పితర పితర నక్షత్రం మఘ మఘ నక్షత్రం పితర నక్షత్రం పితర పితరో నక్షత్రం నక్షత్రం పితరో దేవత దేవత పితరో నక్షత్రం నక్షత్రం పితరో దేవత పితరో దేవత దేవత పితర పితరో దేవత ఫల్గుని ఫల్గుని దేవత పితర పితరో దేవత ఫల్గుని దేవత ఫల్గుని ఫల్గుని దేవత దేవత ఫల్గుని నక్షత్రం నక్షత్రం ఫల్గుని దేవత దేవత ఫల్గుని నక్షత్రం ఫల్గుని నక్షత్రం నక్షత్రం ఫల్గుని ఫల్గుని నక్షత్రమర్యమార్యమా నక్షత్రం ఫల్గుని ఫల్గుని నక్షత్రమర్యమా ఫల్గుని ఇది ఫల్గుని నక్షత్రమర్యమార్యమా నక్షత్రం నక్షత్రమర్యమా దేవత దేవత ఆర్యమా నక్షత్రం నక్షత్రమర్యమా దేవత యమా దేవత దేవత ఆర్యమార్యమా దేవత ఫల్గుని ఫల్గుని దేవత ఆర్యమార్యమా దేవత ఫల్గుని దేవత ఫల్గుని ఫల్గుని దేవత దేవత ఫల్గుని నక్షత్రం నక్షత్రం ఫల్గుని దేవత దేవత ఫల్గుని నక్షత్రం ఫల్గుని నక్షత్రం నక్షత్రం ఫల్గుని ఫల్గుని నక్షత్రం భగో భగో నక్షత్రం ఫల్గుని ఫల్గుని నక్షత్రం భగ ఫల్గుని ఇది ఫల్గుని నక్షత్రం భగో భగో నక్షత్రం నక్షత్రం భగో దేవత దేవత భగో నక్షత్రం నక్షత్రం భగో దేవత భగో దేవత దేవత భగో భగో దేవత హస్తో హస్తో దేవత భగో భగో దేవత హస్త దేవత హస్తో హస్తో దేవత దేవత హస్తో నక్షత్రం నక్షత్రగో హస్తో దేవత దేవత హస్తో నక్షత్రం హస్తో నక్షత్రం నక్షత్రగో హస్తో హస్తో నక్షత్రగో సవిత సవిత నక్షత్రగో హస్తో హస్తో నక్షత్రగో సవిత నక్షత్రగో సవిత సవిత నక్షత్రం నక్షత్రగో సవిత దేవత దేవత సవిత నక్షత్రం నక్షత్రగో సవిత దేవత దేవత దేవత సవిత సవిత దేవత చిత్ర చిత్ర దేవత సవిత సవిత దేవత చిత్ర దేవత చిత్ర చిత్ర దేవత దేవత చిత్ర నక్షత్రం నక్షత్రం చిత్ర దేవత దేవత చిత్ర నక్షత్రం చిత్ర నక్షత్రం నక్షత్రం చిత్ర చిత్ర నక్షత్రమింద్ర ఇంద్రో నక్షత్రం చిత్ర చిత్ర నక్షత్రమింద్ర నక్షత్రమింద్ర ఇంద్రో నక్షత్రం నక్షత్రమింద్రో దేవత దేవతేంద్రో నక్షత్రం నక్షత్రమింద్రో దేవత దేవత దేవతేంద్ర ఇంద్రో దేవత స్వాతి స్వాతి దేవతేంద్ర ఇంద్రో దేవత స్వాతి దేవత స్వాతి స్వాతి దేవత దేవత స్వాతి నక్షత్రం నక్షత్రజ్ఞ స్వాతి దేవత దేవత స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం నక్షత్రజ్ఞ స్వాతి స్వాతి నక్షత్రం వాయుర్వాయుర్నక్షత్రజ్ఞ స్వాతి స్వాతి నక్షత్రం వాయు నక్షత్రం వాయుర్వాయుర్నక్షత్రం నక్షత్రం వాయుర్దేవత దేవత వాయుర్నక్షత్రం నక్షత్రం వాయుర్దేవత వాయుర్దేవత దేవత వాయుర్వాయుర్దేవత విశాఖే విశాఖే దేవత వాయుర్వాయుర్దేవత విశాఖే దేవత విశాఖే విశాఖే దేవత దేవత విశాఖే నక్షత్రం నక్షత్రం విశాఖే దేవత దేవత విశాఖే నక్షత్రం విశాఖే నక్షత్రం నక్షత్రం విశాఖే విశాఖే నక్షత్రం ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని నక్షత్రం విశాఖే విశాఖే నక్షత్రం ఇంద్రాగ్ని విశాఖే విశాఖే నక్షత్రమింద్రాగ్ని ఇంద్రాగ్ని నక్షత్రం నక్షత్రమింద్రాగ్ని దేవత దేవతేంద్రాగ్ని నక్షత్రం నక్షత్రమింద్రాగ్ని దేవత ఇంద్రాగ్ని దేవత దేవతేంద్రాగ్ని ఇంద్రాగ్ని దేవత అనురాధ అనురాధ దేవతేంద్రాగ్ని ఇంద్రాగ్ని దేవత అనురాధ అనురాగ్ని ఇతి ఇంద్రాగ్ని దేవత అనురాధ అనురాధ దేవత దేవత అనురాధ నక్షత్రం నక్షత్రమనురాధ దేవత దేవత అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం నక్షత్రమనురాధ అనురాధ నక్షత్రం మిత్ర మిత్ర నక్షత్రమనురాధ అనురాధ నక్షత్రం మిత్ర అనురాధ ఇత్యనురాధ మిత్ర మిత్ర నక్షత్రం నక్షత్రం మిత్ర దేవత దేవత మిత్ర నక్షత్రం నక్షత్రం మిత్ర దేవత మిత్రో దేవత దేవత మిత్రో మిత్రో దేవత రోహిణి రోహిణి దేవత మిత్రో మిత్రో దేవత రోహిణి దేవత రోహిణి రోహిణి దేవత దేవత రోహిణి నక్షత్రం నక్షత్రగో రోహిణి దేవత దేవత రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రం నక్షత్రగో రోహిణి రోహిణి నక్షత్రమింద్ర ఇంద్రో నక్షత్రగో రోహిణి రోహిణి నక్షత్రమింద్ర నక్షత్రమింద్ర ఇంద్రో నక్షత్రం నక్షత్రమింద్రో దేవత దేవతేంద్రో నక్షత్రం నక్షత్రమింద్రో దేవత ఇంద్రో దేవత దేవతేంద్ర ఇంద్రో దేవత విశృతౌ విశృతౌ దేవతేంద్ర ఇంద్రో దేవత విశృతౌ దేవత విశృతౌ విశృతౌ దేవత దేవత విశృతౌ నక్షత్రం నక్షత్రం విశృతౌ దేవత దేవత విశృతౌ నక్షత్రం విశృతౌ నక్షత్రం నక్షత్రం విశృతౌ విశృతౌ నక్షత్రం వితర పితరో నక్షత్రం విశృతౌ విశృతౌ నక్షత్రం వితరః నక్షత్రం పితర పితరో నక్షత్రం నక్షత్రం పితరో దేవత దేవత పితరో నక్షత్రం నక్షత్రం పితరో దేవత దేవత దేవత పితర పితరో దేవత షాఢ అషాఢ దేవత పితర పితరో దేవత షాఢ దేవత షాఢ అషాఢ దేవత దేవత షాఢ నక్షత్రం నక్షత్రమషాఢ దేవత దేవత షాఢ నక్షత్రం షాఢ నక్షత్రం నక్షత్రమషాఢ అషాఢ నక్షత్రమాప ఆపో నక్షత్రమషాఢ అషాఢ నక్షత్రమాప నక్షత్రమాప ఆపో నక్షత్రం నక్షత్రమాపో దేవత దేవతాపో నక్షత్రం నక్షత్రమాపో దేవత ఆపో దేవత దేవత ఆపో దేవత షాఢ అషాఢ దేవత ఆపో దేవత షాఢ దేవత షాఢ అషాఢ దేవత దేవత షాఢ నక్షత్రం నక్షత్రమషాఢ దేవత దేవత షాఢ నక్షత్రం షాఢ నక్షత్రం నక్షత్రమషాఢ అషాఢ నక్షత్రం విశ్వే విశ్వే నక్షత్రమషాఢ అషాఢ నక్షత్రం విశ్వే నక్షత్రం విశ్వే విశ్వే నక్షత్రం నక్షత్రం విశ్వే దేవా దేవా విశ్వే నక్షత్రం నక్షత్రం విశ్వే దేవా విశ్వే దేవా దేవా విశ్వే విశ్వే దేవా దేవత దేవత దేవా విశ్వే విశ్వే దేవా దేవత దేవా దేవత దేవత దేవా దేవా దేవత శ్రోణ శ్రోణ దేవత దేవా దేవా దేవత శ్రోణ దేవత శ్రోణ శ్రోణ దేవత దేవత శ్రోణ నక్షత్రం నక్షత్రగ్శ్రోణ దేవత దేవత శ్రోణ నక్షత్రం శ్రోణ నక్షత్రం నక్షత్రగ్శ్రోణ శ్రోణ నక్షత్రం విష్ణుర్విష్ణు నక్షత్రగ్శ్రోణ శ్రోణ నక్షత్రం విష్ణు విష్ణుర్విష్ణుర్నక్షత్రం నక్షత్రం విష్ణుర్దేవత దేవత విష్ణుర్నక్షత్రం నక్షత్రం విష్ణుర్దేవత విష్ణుర్దేవత దేవత విష్ణుర్విష్ణుర్దేవత శ్రవిష్ఠ శ్రవిష్ఠ దేవత విష్ణుర్విష్ణుర్దేవత శ్రవిష్ఠ శ్రవిష్ఠ శ్రవిష్ఠ దేవత దేవత శ్రవిష్ఠ నక్షత్రం నక్షత్రజ్ఞ శ్రవిష్ఠ దేవత దేవత శ్రవిష్ఠ నక్షత్రం శ్రవిష్ఠ నక్షత్రం నక్షత్రజ్ఞ శ్రవిష్ఠ శ్రవిష్ఠ నక్షత్రం వసవో వసవో నక్షత్రజ్ఞ శ్రవిష్ఠ శ్రవిష్ఠ నక్షత్రం వసవ వసవో వసవో నక్షత్రం నక్షత్రం వసవో దేవత దేవత వసవో నక్షత్రం నక్షత్రం వసవో దేవత వసవో దేవత దేవత వసవో వసవో దేవత శతభిషక్ శతభిషక్ దేవత వసవో వసవో దేవత శతభిషక్ దేవత శతభిషక్ శతభిషక్ దేవత దేవత శతభిషక్ నక్షత్రం నక్షత్రగో శతభిషక్ దేవత దేవత శతభిషక్ నక్షత్రం శతభిషక్ నక్షత్రం నక్షత్రగో శతభిషక్ శతభిషక్ నక్షత్రమింద్ర ఇంద్రో నక్షత్రగో శతభిషక్ శతభిషక్ నక్షత్రమింద్ర శతభిషకితి శతభిషక్ నక్షత్రమింద్ర ఇంద్రో నక్షత్రం నక్షత్రమింద్రో దేవత దేవతేంద్రో నక్షత్రం నక్షత్రమింద్రో దేవత దేవత దేవతేంద్ర ఇంద్రో దేవత ప్రోష్ఠపద ప్రోష్ఠపద దేవతేంద్ర ఇంద్రో దేవత ప్రోష్ఠపద దేవత ప్రోష్ఠపద ప్రోష్ఠపద దేవత దేవత ప్రోష్ఠపద నక్షత్రం నక్షత్రం ప్రోష్ఠపద దేవత దేవత ప్రోష్ఠపద నక్షత్రం ప్రోష్ఠపద నక్షత్రం నక్షత్రం ప్రోష్ఠపద ప్రోష్ఠపద నక్షత్రం అజోజో నక్షత్రం ప్రోష్ఠపద ప్రోష్ఠపద నక్షత్రం ప్రోష్ఠపద ఇది ప్రోష్ఠపద నక్షత్రమజోజో నక్షత్రం నక్షత్రమజ ఏకపాదేకపాదజో నక్షత్రం నక్షత్రమజ ఏకపాద ఏకపాదేకపాదజోజ ఏకపాద్ దేవత దేవతైకపాదజోజ ఏకపాద్ దేవత ఏకపాద్ దేవత దేవతైకపాదేకపాద్ దేవత ప్రోష్ఠపద ప్రోష్ఠపద దేవతైకపాదేకపాద్ దేవత ప్రోష్ఠపద ఏకపాదిత్యేకపాద దేవత ప్రోష్ఠపద ప్రోష్ఠపద దేవత దేవత ప్రోష్ఠపద నక్షత్రం నక్షత్రం ప్రోష్ఠపద దేవత దేవత ప్రోష్ఠపద నక్షత్రం ప్రోష్ఠపద నక్షత్రం నక్షత్రం ప్రోష్ఠపద ప్రోష్ఠపద నక్షత్రమహిరహిర్నక్షత్రం ప్రోష్ఠపద ప్రోష్ఠపద నక్షత్రమహిష్ఠపద ఇది ప్రోష్ఠపద నక్షత్రమహిరహిర్నక్షత్రం నక్షత్రమహిర్బుద్ధియో బుద్ధియో హిర్నక్షత్రం నక్షత్రమహిర్బుద్ధియా బుద్ధియో బుద్ధియో హిరహిర్బుద్ధియో దేవత దేవత బుద్ధియో హిరహిర్బుద్ధియో దేవత బుద్ధియో దేవత దేవత బుద్ధియో బుద్ధియో దేవత రేవతి రేవతి దేవత బుద్ధియో బుద్ధియో దేవత రేవతి దేవత రేవతి రేవతి దేవత దేవత రేవతి నక్షత్రం నక్షత్రగో రేవతి దేవత దేవత రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం నక్షత్రగో రేవతి రేవతి నక్షత్రం భూషా భూషా నక్షత్రగో రేవతి రేవతి నక్షత్రం భూషాత్రం భూషా భూషా నక్షత్రం నక్షత్రం భూషా దేవత దేవత భూషా నక్షత్రం నక్షత్రం భూషా దేవత భూషా దేవత దేవత భూషా భూషా దేవత స్వయుజావస్వయుజౌ దేవత భూషా భూషా దేవత స్వయుజౌ దేవత స్వయుజావస్వయుజౌ దేవత దేవత స్వయుజౌ నక్షత్రం నక్షత్రమస్వయుజౌ దేవత దేవత స్వయుజౌ నక్షత్రం అస్వయుజౌ నక్షత్రం నక్షత్రమస్వయుజావస్వయుజౌ నక్షత్రమశ్వినావశ్వినౌ నక్షత్రమస్వయుజావస్వయుజౌ నక్షత్రమశ్వినౌ స్వయుజావిద్యస్వయుజౌ నక్షత్రమశ్వినావశ్వినౌ నక్షత్రం నక్షత్రమశ్వినౌ దేవత దేవతాశ్వినౌ నక్షత్రం నక్షత్రమశ్వినౌ దేవత దేవత దేవతాశ్వినావశ్వినౌ దేవత పభరణేరపభరణేర్దేవతాశ్వినావశ్వినౌ దేవత పభరణీ దేవత పభరణేరపభరణేర్దేవత దేవత పభరణేర్నక్షత్రం నక్షత్రమపభరణేర్దేవత దేవత పభరణేర్నక్షత్రం పభరణేర్నక్షత్రం నక్షత్రమపభరణేరపభ అపభరణేర్నక్షత్రం యమో యమో నక్షత్రమపభరణేరపభరణేర్నక్షత్రం యమః అపభరణేరిత్యపభరణేర్నక్షత్రం యమో యమో నక్షత్రం నక్షత్రం యమో దేవత దేవత యమో నక్షత్రం నక్షత్రం యమో దేవత యమో దేవత దేవత యమో యమో దేవత పూర్ణ పూర్ణ దేవత యమో యమో దేవత పూర్ణ దేవత పూర్ణ పూర్ణ దేవత దేవత పూర్ణ పశ్చాత్ పశ్చాత్ పూర్ణ దేవత దేవత పూర్ణ పశ్చాత్ పూర్ణ పశ్చాత్ పశ్చాత్ పూర్ణ పూర్ణ పశ్చాత్ యద్యత్ పశ్చాత్ పూర్ణ పూర్ణ పశ్చాత్ యత్ పశ్చాత్ యద్యత్ పశ్చాత్ పశ్చాత్ యత్తే యత్ పశ్చాత్ పశ్చాత్ యత్తే యత్తే యద్యత్తే దేవా దేవాస్తే దద్యత్తే దేవా దేవా దేవాస్తే తే దేవా అదధురదధుర్దేవాస్తే దేవా అదధు దేవా అదధురదధుర్దేవా దేవా అదధు అదధురిత్యదధు మధుశ్చ మధుర్ మధుశ్చ మాధవో మాధవశ్చ మధుర్ మధుశ్చ మాధవ మాధవో మాధవశ్చ మాధవో మాధవశ్చ వాసంతి కౌ వాసంతి కౌ చ మాధవో మాధవశ్చ వాసంతి కౌ వాసంతి కౌ వృతు ఋతు వాసంతి కౌ వాసంతి కా వృతు శుక్ర శుక్ర ఋతు వాసంతి కౌ వాసంతి కా వృతు శుక్ర శుక్రస్తు గ్రైష్మౌ చ్రైష్మా వృతు ఋతు గ్రైష్మౌ చ్రైష్మా వృతు గ్రైష్మా వృతు ఋతు గ్రైష్మౌ గ్రైష్మా వృతో నభో నభ ఋతు గ్రైష్మౌ గ్రైష్మా వృతో నభ ఋతో నభో నభ ఋతు ఋతో నభశ్చ నభ ఋతో ఋతో నభశ్చ నభశ్చ నభో నభశ్చ నభస్యో నభస్యశ్చ నభో నభశ్చ నభస్యః నభస్యశ్చ నభస్యో నభస్యశ్చ వార్షికౌ వార్షికౌ చ నభస్యో నభస్యశ్చ వార్షికౌ వార్షికా వృతు ఋతు వార్షికౌ వార్షికా వృతు ఇష ఇష ఋతు వార్షికౌ వార్షికా వృతు ఇష ఇషోర్జోర్జోర్జోర్జోర్జోర్జ ఊర్జశ్చ చోర్జశ్చ చోర్జశ్చ చోర్జశ్చ ఊర్జశ్చ చోర్జ ఊర్జశ్చ శారదౌ శారదౌ జోర్జ ఊర్జశ్చ శారదౌ శారదౌ శారదౌ చ శారదా వృతు ఋతు శారదౌ చ శారదా వృతు శారదౌ శారదా వృతు సహస్ర ఋతు శారదౌ శారదా వృతు సహ సహస్ర ఋతు ఋతు సహస్చ సహ ఋతు ఋతు సహస్య సహస్య సహస్య సహస్య సహస్య సహస్యః సహస్యశ్చ సహస్యశ్చ హైమంతి కౌ హైమంతి కౌ చ సహస్య సహస్యశ్చ హైమంతి కౌ హైమంతి కౌ హైమంతి కౌ చ హైమంతి కా వృతో హైమంతి కా వృతో తపస్తప ఋతో హైమంతి కౌ హైమంతి కా వృతో తపః శైశిరౌ శైశిరౌ చ శైశిరా వృతు ఋతు శైశిరౌ చ శైశిరా వృతు శైశిరౌ ఋతు అగ్నేరంతశ్లేషోంతశ్లేషోగ్నేర్ ఋతు ఋతు అగ్నేరంతశ్లేషోంతశ్లేషోగ్నేరగ్నేరం అంతశ్లేషోరగ్నేరంతశ్లేషోసి సూర్యస్ సోమస్య సోమస్య సూర్యస్ోగ్రా సూర్యస్ సోమస్య సోమస్య సూర్యస్ోగ్రా సూర్యోగ్రాచోగ్రాచోగ్రాచోగ్రోగ్రాచ భీమా భీమా చోగ్రోగ్రాచ భీమా భీమా భీమా భీమా భీమా చ పితృణాం పితృణాం చ భీమా భీమా చ పితృణాం సహస్రస్య ప్రమ ప్రమా ప్రమా సహస్రస్య దధామి దధామి సహస్రస్య ప్రమా సహస్రస్య ప్రమా ప్రమా సహస్రస్య సహస్రస్య ప్రమా అస్య ది ప్రమా సహస్రస్య సహస్రస్య ప్రమా అసి అస్య ది ప్రమా ప్రమా అసి సహస్రస్య సహస్రస్యాసి ప్రమా ప్రమా అసి సహస్రస్య ప్రమేతి ప్రమా సహస్రస్యాస్య సహస్రస్య ప్రతిమా ప్రతిమా సహస్రస్యాసి సహస్రస్య ప్రతిమా సహస్రస్య ప్రతిమా ప్రతిమా సహస్రస్య సహస్రస్య ప్రతిమా అస్య ది ప్రతిమా సహస్రస్య సహస్రస్య ప్రతిమా అసి ప్రతిమా ప్రతిమా సహస్రస్య విమా విమా సహస్రస్య సహస్రస్య విమా అస్య ది విమా సహస్రస్య సహస్రస్య విమా అసి సహస్రస్యోన్మోన్మా సహస్రస్య సహస్రస్యోన్మా అస్య శ్యున్మా సహస్రస్య సహస్రస్యోన్మా అసి సహస్రోసి సహస్రాయ సహస్రాయ సహస్ర సహస్రోసి సహస్రాయ సహస్రాయ సహస్రాయ సహస్రాయ సహస్రాయ త్వేమా ఇమాస్ సహస్రాయ సహస్రాయ త్వేమాేమ ఇమా ఇమా మే అగ్నే అగ్నేమ ఇమా ఇమా మే అగ్నే అగ్నే ఇష్టకా అగ్న ఇష్టకా ఇష్టకా అగ్నేగ్న ఇష్టకా ధేనవో ధేనవ ఇష్టకా అగ్నేగ్న ఇష్టకా ధేనవ ఇష్టకా సందు సందు ధేనవో ధేనవ సందు షష్టి షష్టి సందు ధేనవో ధేనవ సందు షష్టి షష్టి షష్టి సందు సందు షష్టి సహస్రగుం సహస్రగుం షష్టి సందు సందు షష్టి సహస్రం షష్టి సహస్రగుం సహస్రగుం షష్టి షష్టి సహస్రమయుతమయుతగుం సహస్రగుం షష్టి షష్టి సహస్రమయుతం సహస్రమయుతమయుతగుం సహస్రగుం సహస్రమయుతమక్షీయమాణ అయుతమక్షీయమాణ అక్షీయమాణ అయుతమయుతమక్షీయమాణ రథస్థా రథస్థా అక్షీయమాణ అయుతమయుతమక్షీయమాణ రథస్థా క్షీయమాణ రథస్థా రథస్థా అక్షీయమాణ అక్షీయమాణ దుష్టరీ దుర్దేవో దేవో దుష్టరీ దుర్దా దుష్టరి దుర్దేవో దేవో దుష్టరి దురదాభ్యుష్టరి దురదాభ్యోదాభ్యోదుష్టరి దుర్దుష్టరి దురదాభ్యమిదమదాభ్యో దుష్టరి దుర్దుష్టరి దురదాభ్య ఇదం ఇదం క్షత్రం క్షత్రమిదమిదం క్షత్రగో రక్షతు రక్షతు క్షత్రమిదమిదం క్షత్రగో రక్షతు రక్షతు పాదు పాదు రక్షతు రక్షతు పాత్వస్మానస్మాన్ పాదు రక్షతు రక్షతు పాత్వస్మాన్ పాదు పాత్వస్మాన్ ఇత్యస్మాన్ రసంతరమిది రథం తరం పాదు పాదు సామభిస్తామభిస్మాన్ పాదు సామభిస్తామభిస్మాభిరితి సామాస్మానస్మాన్ పాదు పాత్వస్మాన్ గాయత్రీ గాయత్రిస్మాన్ పాదు పాత్వస్మాన్ గాయత్రీ అస్మాన్ గాయత్రీ గాయత్రిస్మానస్మాన్ గాయత్రీ ఛందసాన్ ఛందసాన్ గాయత్రిస్మానస్మాన్ గాయత్రీ ఛందసా ఛందసాన్ గాయత్రీ గాయత్రీ ఛందసాన్ విశ్వరూప విశ్వరూప ఛందసాన్ గాయత్రీ గాయత్రీ ఛందసాన్ విశ్వరూప ఛందసాన్ విశ్వరూప విశ్వరూప ఛందసాన్ ఛందసాన్ విశ్వరూప త్రివర్ణ విష్ఠయ విష్ఠయ నస్త్రివర్ణ విష్ఠయ నో విష్ఠయ విష్ఠయ నో నో విష్ఠయ స్తోమ స్తోమ విష్ఠయ నో నో విష్ఠయ స్తోమ స్తోమ స్తోమ విష్ఠయ విష్ఠయ స్తోమో అన్నా విస్తోమ విష్ఠయ విష్ఠయ స్తోమో అన్నా విష్ఠయేతి విష్ఠయ విస్తోమ స్తోమో అన్నాగో సముద్ర సముద్రో అన్నాగుస్తోమ స్తోమో అన్నాగో సముద్ర అన్నాగో సముద్ర సముద్రో అన్నామన్నాగో సముద్రో వాతో వాత సముద్రో అన్నామన్నాగో సముద్రో వాత వాతో వాత సముద్ర సముద్రో వాత ఇదమిదం వాత సముద్ర సముద్రో వాత ఇదం వాత ఇదమిదం వాతో వాత ఇదమోజ ఓజ ఇదం వాతో వాత ఇదమోజ ఓజ ఇదమిదమోజ పిపర్తు పిపర్తోజ ఇదమిదమోజ పిపర్తు ఓజ పిపర్తు పిపర్తోజ ఓజ పిపర్తు ఉగ్రాదిశాన్ దిశాముగ్రోగ్రాదిశామభిభూతిరభిభూతిర్దిశాముగ్రోగ్రాదిశామభిభూతి శుక్రే అహన్యహని శుక్రే సుజిశుజి శుక్రే అహని ఇంద్రాధిపతిరధిపతిరింద్రేంద్రాధిపతి పిపృతాధిపతిరింద్రేంద్రాధిపతి అతో నో నో అతో అతో నో మహి మహి నో అతో అతో నో మహి మహి క్షత్రం క్షత్రం మహి మహి క్షత్రం విశ్వత విశ్వత క్షత్రం మహి మహి క్షత్రం విశ్వత విశ్వత విశ్వత క్షత్రం క్షత్రం విశ్వత ధారయ ధారయ విశ్వత క్షత్రం క్షత్రం విశ్వత ధారయ విశ్వతో ధారయ ధారయ విశ్వతో విశ్వతో ధారయేదమిదం ధారయ విశ్వతో విశ్వతో ధారయేదం ధారయేదమిదం ధారయ ధారయేదం ఇదమితేదం సామ సామ బృహత్ సామ క్షత్ర బృహత్ క్షత్ర బృహత్ సామ బృహత్ సామ క్షత్ర బృహత్ వృద్ధ వృష్ణియం వృద్ధ వృష్ణియం క్షత్ర బృహత్ సామ సామ క్షత్ర బృహత్ వృద్ధ వృష్ణియం వృద్ధ వృష్ణియం వృద్ధ వృష్ణియం క్షత్ర బృహత్ వృద్ధ వృష్ణియం దృష్టభా దృష్టభా వృద్ధ వృష్ణియం క్షత్ర బృహత్ క్షత్ర బృహత్ వృద్ధ వృష్ణియం ఇదమిదం వర్చ సప్తదశేన సప్తదశేన దేవా దేవా సప్తదశేన వర్చ ఇదం విక్షు విక్ష్వేన జగత్యా జగత్యా శకేమ శకేమ తదిహేహ తచ్చకేమ తచ్చకేమ శకేమ తత్తచ్చకేమ జగత్యా జగత్యా శకేమ శకేమ జగత్యైనమేనం జగత్యా శకేమ శకేమ జగత్యైనం జగత్యైనమేనం జగత్యా జగత్యైనం విక్షు విక్ష్వేనం జగత్యా జగత్యా శకేమ శకేమ తత్తచ్చకేమ జగత్యా జగత్యా శకేమ శకేమ జగత్యైనం సప్తదశేనేతి సప్తదశేన సప్తదశేన సప్తదశేన సప్తదశేన సప్తదశేన సప్తదశేన స సలిలవాతముగ్రముగ్రగోసలిలవాతగోసలిలవాతముగ్రం ఉగ్రమిత్యుగ్రం దిశాం క్షత్రం క్షత్రం దిశాం దిశాం క్షత్రమిదమిదం క్షత్రం దిశాం దిశాం క్షత్రమిదం క్షత్రమిదమిదం క్షత్రం క్షత్రమిదం దాధార దాధారేదం క్షత్రం క్షత్రమిదం దాధారాదం దాధార దాధారేదమిదం దాధారోపస్థోపస్థా దాధారేదమిదం దాధారోపస్థా దాధారోపస్థోపస్థా దాధార మిత్రవదస్తుమిత్రవదస్తుమిత్రవన్మిత్రవదస్తుమిత్రవదస్తుమిత్రవన్మిత్రవదస్తుమిత్రవదస్తుమిత్రవన్మిత్రవదస్తోజ అస్మై జిగిత్నో అన్నామన్నాం జిగిత్నో అస్మై అస్మై జిగిత్నో జిగిత్నో అస్మై రాష్ట్రాయ రాష్ట్రాయ అస్మై జిగిత్నో జిగిత్నో అస్మై రాష్ట్రాయ జిగిత్నో ఇతి జిగిత్నో అస్మై రాష్ట్రాయ రాష్ట్రాయ అస్మై రాష్ట్రాయ మహిమహి రాష్ట్రాయ అస్మై రాష్ట్రాయ మహి రాష్ట్రాయ మహిమహి రాష్ట్రాయ రాష్ట్రాయ మహి శర్మ శర్మ మహి రాష్ట్రాయ రాష్ట్రాయ మహి శర్మ శర్మ శర్మ మహిమహి శర్మ యచ్చతం యచ్చతం శర్మ యక్షతం యక్షతగో శర్మ శర్మ యక్షతం వైరాజే సామన్ సామను వైరాజే వైరాజే సామన్నధ్యది సామను వైరాజే వైరాజే సామన్నధి అధి మే మే అధ్యధి మే మనీషా మనీషా మే అధ్యధి మే మనీషా మనీషా మనీషా మే మే మనీషా నుష్టుభా మనీషా మే మే మనీషా నుష్టుభా మనీషా నుష్టుభా నుష్టుభా మనీషా మనీషా నుష్టుభా సంభృతగో సంభృతమనుష్టుభా మనీషా మనీషా నుష్టుభా సంభృతం నుష్టుభా సంభృతగో సంభృతమనుష్టుభా నుష్టుభా సంభృతం వీర్యం వీర్యగో సంభృతమనుష్టుభా నుష్టుభా సంభృతం వీర్యం క్షత్రం మిత్రవత్ క్షత్రం మిత్రవదార్ద్రదాన్ మిత్రవత్ క్షత్రం క్షత్రం సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి సహస్వతి స ఋతుః సహస్వతే సహస్వత్యర్దుర్హేమంతః హేమంతో హేమంతో విష్ఠయా విష్ఠయా హేమంతో హేమంతో విష్ఠయా నో నో విష్ఠయా హేమంతో హేమంతో విష్ఠయా నః పిపర్తమితి శక్వరేర్నును శక్వరేర్నును శక్వరేరిమం ఉభుఛందో జాతశత్రుర్ జాత జాతశత్రుందో జాతశత్రుందో జాతశత్రుందోజాతశత్రుందో జాతశత్రుోనా జాతశత్రుందో జాతశత్రుోనా జగతో విష్ణుపత్ని జగతో విష్ణుపత్ని జగతో జగతో ఇది చతుర్థకాండే చతుర్థ ప్రశ్నస్య ఘనపాఠః సమాప్తః.